అథర్వణ వేదాంతర్గత 23 త్రిపుర తాపిన్యుపనిషత్ త్రిపుర తాపినీ మహోపనిషత్ అధ్యయనవచన పుష్పము త్రిపుర తాపినీ విద్యచే చిచ్ఛక్తి చిత్శక్తి విగ్రహము తత్వము వస్తుతః చిన్మాత్ర రూపంగా ద ఫోర్మ్ ఆఫ్ మేర్ అబ్సొల్యూట్ అవేర్నెస్ విశదీకరించబడుతుందో అట్టి పరతత్వమును ఉపాసించున్నాము. త్రిపుర తాపినిపనిషత్ ప్రథమోపనిషత్ భగవానుడగు పరమశివుడు కేవలుడు నిష్క్రియుడు సమస్త విషయాతీతుడై బ్రహ్మానందమయుడై ఉన్నారు. ఆయన నిర్విషయానందుడై ఉండియే లీలగా క్రీడగా వినోదముగా మూడు రూపములు ధారణ చేస్తూ ఉంటున్నారు. 1. ప్రజాపత్యము కల కనేవాడు కలలో అనేకమందిని కల్పించుకొని వారందరితో వ్యవహరిస్తున్న తీరుగా సృష్టిలో అనేకమంది జీవాత్మల కల్పన తనకు అనన్యముగా కల్పించుకుంటున్నారు. 2. వైష్ణవం జలము తనయందు తరంగములను కొనసాగిస్తూ ఉన్న తీరుగా ఆ జీవుల పరిపోషణను కొనసాగిస్తూ ఉన్నారు. సమస్త జీవులలో అంతర్లీనులే ఉంటున్నారు. 3. విలయం ఆలోచన బయలుదేరి కొనసాగి తిరిగి ఆలోచించువానితో లయము పొందు తీరుగా సమస్తము సర్వాత్మకుడు స్వస్వరూపుడు అగు శివభగవానునియందే విలయము పొందుతోంది. ఈ విధంగా 3 కారణరూపములను ధరించుచున్నారు, ఆశ్రయిస్తూ ఉన్నారు. త్రిపుర అభిధా భగవతి అనబడే తన యొక్క ఆదిశక్తి భువః సువః మాటర్ థోట్ సెల్ఫ్ అనబడే త్రిరూపములను స్వర్గభూపాతాళములు అనబడే త్రిపురములను ధరిస్తోంది. హర మాయాత్మిక శివుని స్వయంభావిత మాయాత్మిక అయి తన స్వరూపమును సర్వత్రా నింపినదే ఉన్నది. ఆ హృల్లేఖ్య శివుని హృదయేశ్వరి అయినట్టి ఆ దేవి తన యొక్క హ్రీంకారముతో భగవతి అయి ఉన్నది. త్రికుట శిఖరమే తన యొక్క నిలయమే స్థానము కలిగి ఉన్నదే. తన యొక్క మహత్తరమైన ఘోరమైన తేజస్సుతో జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనవే అయి ఉన్న ఈనేనుగా వ్యాపించినదే ఉన్నది. ఈ విధంగా ఆ భగవతి త్రిపుర అని వ్యాపఠ్యతే అధ్యయనపూర్వకంగా స్తుతించబడుతోంది. త్రిపద గాయత్రి 1. తత్సవితుర్వరేణ్యం తత్సవితుః వరేణ్యం 2. భర్గో దేవస్య ధీమహి 8. 3. ధియో యోనః ప్రచోదయాత్ 8. ఇవి గాయత్రి యొక్క 3 పాదములు. ఇక 4వ పాదము పరో రజసే సావదోం సమస్తమునకు ప్రేరేపణ స్వరూపిణి. 4 పాదములతో సమగ్రమైన స్వరూపమునకు సంజ్ఞ ఓం. అమ్మవారి ఉపాసన మహామంత్రములు జాతవేదసే సునవామ సోమం అరాతీయతో నిదహాతి వేదః. దేవి యొక్క జ్ఞానాగ్నిని మాయందు వెలిగించటానికే మేము సోమమును సమర్పిస్తూ ఉన్నాము. వేదము తెలియబడుచున్న సమస్తము కూడా ఆ దేవి యొక్క తేజోరూపముచే దహించబడుచున్నది. మాత, అజ్ఞానము యొక్క వీచికలైనట్టి మా యొక్క కర్మలు అనే కట్టెలు దహించబడి జ్ఞానాగ్ని మాయందు వెలుగొందునుగాక. సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావైవ సింధుం దురిత అతి అగ్న్యః. సముద్రములో మునిగిపోకుండా నావ అపకరణము అయి సముద్రమును దాటివేయించు తీరుగా అగ్నిదేవుడు జాతవేదుడు మమ్మల్ని సమస్త క్లేశముల నుండి దురితముల నుండి తప్పిదముల నుండి కాపాడుదురుగాక. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉత్తమ గంధమును పరిమళములను వెదజల్లువాడు పుష్టిని వృద్ధి వర్ధనము చేయువాడు అగు భూతచిత్తచిత్ ఆకాశములను ఆక్రమించుకుని ఉన్నట్టి త్ర్యంబకుని త్రినేత్రుడిని యజామహే ఆరాధిస్తూ ఉన్నాము, ఉపాసిస్తున్నాము, పూజిస్తూ ఉన్నాము. ఉర్వారకమివ బంధనాత్ మృత్యోహ ముక్షీయ. దోసపండును తొడిమ నుండి వేరు చేయనట్లు ఆ శివభగవానుడు మమ్ములను మృత్యువు నుండి వేరు చేసెదరుగాక. మా అమృతాత్ అమృతము నుండి వేరు కాకుండా పరిరక్షించెదరుగాక. త్రిపుర తాపిని విద్య త్రిపుర విద్య ఈ విధంగా అభివర్ణించబడుతోంది. ప్రప్రథమ స్వరూపిణి శతాక్షరి శతాక్షరి పూర్ణమైన అక్షరస్వరూపిణి పరమా విద్య. ఈ జీవుని కేవలపర సమస్తమునకు ఆవలిదగు పరమా విద్యాస్వరూపిణి. త్రయమయి సత్వరజోతమో త్రిగుణాత్మక భూతవర్తమాన భవిష్యత్ త్రికాల స్వర్గభూపాతాళ జాగ్రత్స్వప్నసుషుప్తి త్రి అవస్థ జీవీశ్వరపర త్రిమూర్తి స్వరూపిణి. సాష్టాన అర్ణము తరంగము పంచభూతములు మనోబుద్ధి చిత్తములు అనే ఎనిమిది తరంగములుగా విశ్వమునందు ప్రవహించు దేవి. త్రిపుర జాగ్రత్ స్వప్న సుషుప్తులనే త్రిపురములను పాలించు త్రిపురేశ్వరి. దృశ్యముద్రష్టదృక్ త్రిరూపములుగా విస్తరించియున్న త్రిపురేశ్వరి పరమేశ్వరి సమస్తము తానే అయి అట్టి సమస్తమునకు పరము బియోండ్ అయినట్టి ఈశ్వరి. ఆద్యాని చత్వారి పదాని పరబ్రహ్మ వికాసిని మొట్టమొదటే ఏర్పడి ఉండి జాగ్రత్ స్వప్న సుషుప్తి తిరియములని పిలువబడే నాలుగు పదములను పరబ్రహ్మ స్వరూపిణిగా వికసింపజేయుచున్న ఆది స్వరూపిణి పరబ్రహ్మ స్వరూపిణి. ఇదంతా నీయొక్క ప్రప్రథమ స్వరూపము. ద్వితీయాని సత్యాఖ్యాని ఏకము అఖండము అగు పరబ్రహ్మ స్వరూపము నుండి ఆ దేవాదిదేవి ద్వితీయమైన ఆస్ రెండు ఏండి శక్తిగా ప్రదర్శనమగుచున్నది. పరబ్రహ్మము శక్తి, పురుషుడు ప్రకృతి, నేను నాది నా యొక్క కేవల స్వరూపిణి సందర్భ స్వరూపిణి. తృతీయాని శైవాని అట్టి దేవి యొక్క శివశక్తి ద్వయము సుఖ శుభ శాంతి ఐశ్వర్య ఆనందరూపమగుచున్నది. శైవముగా ఆ దేవియే అఖండాత్మ నుండి మూడవ తత్వమై బయల్వెడలుతోంది. అట్టి శివశక్తి శైవము నుండియే సప్త ఏడు అధోలోకములైనట్టి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళలోకములు సప్త ఏడు ఊర్ధ్వలోకములైనట్టి భూ భువః సువః మహః జనో తపో సత్యలోకములు అనబడే పద్నాలుగు లోకములు ఋకేజ సమధర్వణములనబడే చతుర్ నాలుగు వేదములు సమస్త శాస్త్రములు పురాణములు మనుధర్మము ఆర్షధర్మము పారాశర్య సంహిత మొదలైన లోకక్షేమ సంబంధమైన ధర్మశాస్త్రములు ఇవన్నీ కూడా చికిత్సతముగా ప్రతిక్రియగా నిర్మితమై దేవి తేజస్సుచే సృష్టియందు ప్రక్షిప్తం అయినవగుచున్నాయి. ఇవన్నీ సంసార రోగ చికిత్సగా అమ్మవారిచే లోకములకు ప్రసాదించబడుచున్నాయి. ఆ జనని జ్యోతి స్వరూపిణి అయి తన యొక్క శివశక్తి యోగంచేత ఇక్కడ ఘటన అఘటనములన్నీ నవల రచయితవలే రచిస్తూ జగన్నాటకమునకు కారణమై ఉంటోంది. ఘటనాఘటన విభూతులను సంప్రదర్శనము చేస్తోంది. ఘటన ఇన్సిడెంటల్ ప్రతిబింబము, అఘటన నోనిన్సిడెంటల్ దర్పణము, అట్టిపరము బియోండ్ ఆన్ ప్రాయర్ టు ఓల్ గహ్వరము ఇహము అపరము ల గురించి ఆయా కొన్ని విశేషాలు ఇప్పుడు వ్యాఖ్యానించుకుంటున్నాము. అమ్మవారి తత్స్వరూపము లేక పరస్వరూపము అది మహాన్ మనుస్వరూపము. విశ్వమంతా తానే సమస్తమునకు వేరు అయినట్టి తత్ను తన స్వరూపముగా కలిగి ఉన్నట్టిది. బ్రహ్మము అని శాస్త్రములచే ఎలుగెత్తి గానము చేయబడుచున్నట్టిది. త్రికాలములకు ఆవలిదే శాశ్వతమైనట్టిది. పాత్రధారుని నాటకమునకు ఆ పాత్రధారుని నాటకమునకు సంబంధించని సహజరూపముల భేదము వలె ఈ జగన్నాటకమునకు రచయితగా పరము స్వరూపముగా కలిగియున్నట్టిది. నాటకములోని పాత్ర విశేషాలు ఘటన, పాత్రకు వేరైన నటుడు అఘటన. సమస్తమునకు వెలుగు ఎన్లైటన్మెంట్ గా భగవాన్ స్వరూపిణి. సమస్త లక్షణములకు ఆవల నిర్లక్షణము విలక్షణము అయినట్టిది. ఎట్టి దోషములు స్పర్శించని నిరంజన స్వరూపిణి. ఉపాధికి వేరైనట్టి దేహిగా నిరుపాధిక స్వరూపిణి. ఆధిరహితము మనోదోషరహితము అయినట్టి దేవాదిదేవి శివస్వరూపిణి. ఈ విధంగా మహాన్ బ్రహ్మము రచయిత చేతనరూపిణి అయినట్టి శ్రీ త్రిపుర సుందరి దేవి ఇంకా కూడా ఎటువంటిదంటే నిరుపాధి. ఈ బ్రహ్మాండమంతా ఆ దేవి యొక్క ఉపాధియే అయి ఉంటూనే ఆ తల్లి నిరుపాధి. ఉపాధికి వేరే ఉపాధులపై ఆధారపడనట్టి ఉనికి కలిగినది నిరుపాధికము. ఉపాధి సంథింగ్ అండర్ యూసెస్. ఆధిరహిత జగత్తులను కల్పిస్తూ వినోదిస్తూ ఉన్నప్పటికీ జగత్తు పట్ల మానసికమైన వ్యసనము ఆధారపడటము అను ఆధి మనోవ్యాధి లేనట్టిది. మనస్సు ఆ త్రిపురేశ్వరికి స్వయంగా నియమించుకున్న అపకరణమేగాని మనస్సుచే బంధింపబడునది కాదు. అందుచేత ఆధి వ్యధ ప్రత్యాశ లేనట్టిది. ఉన్మీయతే పశ్యతి. ఈ విశాల విశ్వమంతా ఆ జగన్మాత యొక్క కనులు తెరచి చూడటము అనే చమత్కార రూపమే. ఈ జగద్దృశ్యమంతా ఆ తల్లి యొక్క దర్శన పర్సీవింగ్ ప్రదర్శనమే. వికాసతే చైతన్యభావం, ఆ దేవి యొక్క చైతన్యభావనయే ఈ సమస్తములుగా వికసిస్తూ ఉన్నది. ఈ లోకములు, లోకపాలకులు, లోకులు, ఇదంతా ఆ మాత యొక్క చైతన్యభావన వికాసమే. మానిఫెస్టేషన్ ఆఫ్ హర్ ఓన్ ఎన్లైటన్మెంట్ ఆఫ్ ఫీలింగ్ కామేతా ఇది, ఆ దేవి యొక్క ఇష్టము చేతనే ఈ సమస్తము వెల్లివిరుస్తోంది. అందుకే కామాక్షిదేవిగా మనము ఉపాసిస్తున్నాము. ఆ మాత యొక్క కోరికను అనుసరించియే ఈ జగన్నాటకమంతా ప్రదర్శనమగుచున్నది. సమస్త జీవులందు, సమస్తమునందు నా ఇష్టము అను రూపముగా ప్రదర్శనమగుచున్నది ఆ త్రిపురసుందరియే. స ఏకో దేవః శివరూపి, అనేకముగా కనిపిస్తూ ఉన్న ఈ జగత్తులో ఏకశివరూపిణియే విరాజిల్లుచున్నది. ఏకోదేవః అగు శివస్వరూపిణి అగుచున్నది. దృశ్యత్వేన వికాసతే, దృశ్యముగా కనబడేదంతా ఆ దేవి యొక్క దృశ్యత్వ వికాసమే. ద్రష్టదృశ్య సంబంధ చమత్కారమే. యతిషు యజేషు యోగిషు కామేతే కామం జాయతే, ఈ సమస్తము స్వస్వరూపముగా దర్శిస్తూ వినోదించియతులందు, యజ్ఞములందు, యోగాభ్యాసపరులగు యోగులందు వారి ఇష్టరూపముగా లక్ష్యముగా ఏర్పడి ఉన్నది ఆ ఆనందవల్లి దేవియే. కోరికలు గలవారియందు కోరుకొనుట అనే కామేతే కామరూపమై ప్రదర్శనమగుచున్నది. నిరంజనో అకామత్వేన విజృంభతే, సమస్త జీవులలో కామేతే కామరూపిణి అయి ఉండియే సర్వదా సర్వత్రా నిత్య నిర్మలమై అకామస్వరూపముగా నిర్మల నిర్గుణ చైతన్యముగా విజృంభించుచున్నది. అకచటతపయసాన్ సృజతే, క ఆనే హల్లుల అచ్చుల కలయికతో ఏర్పడేవన్నీ ఆ మాత యొక్క కంఠ శబ్ద సౌందర్యములే. అక్షర ఉచ్చారణ విశేషములు సరళములు, కచ్చటతప అల్పప్రాణములు, ఎర్రలవ ఆదేశ సరళములు, గజడదబ ఇక్కులు ఇవురవు అను నాలుగు అక్షరములు. అచ్చులు ఆదులు అనుండి ఔ వరకు వననములు పదహారు అక్షరములు. ఏత్వము ఐత్వము ఓత్వము హల్లులు కనుండి హవర్కు వ్యంజనములు అని కూడా పేరు. ఓష్ట్యములు పెదవులతో ఉచ్చరించేవి. ఉపభమ స్థిరాలు కంఠోష్ట్యములు కంఠముతో పలికేవి. కఖగజహకారము అంతసాలు ఘోషలు ఎరలవ అనునాసికములు ముక్కుతో ఉచ్చరించేవి. నననమ అనువణములు కంఠోష్ట్యములు కంఠము పెదవి. ఓ ఓ ఘటాదులు ఠాడాఢాదక్షగజభమ పదివనములు తాళవ్యములు దవడ తో పలికేవి. ఈ చచ్చజనయస తురియ వర్ణములు వర్ణ చతుర్థ వర్ణాలు. ఘజుధభ తృతీయలు వర్ణములు. గజడదబాను సరళ వర్ణములు. త్రికము ఆ దూర నిర్దేశ సర్వనామము. ఈ సమీప నిర్దేశ సర్వనామము. ఏ ప్రశ్నార్థక సర్వనామము. దంత్యములు దంతములు స్థానముగా ఉచ్చరించే వణములు. కాకారము లకారము సకారము తథధన దంత్యేష్ట్యములు దంతములు పెదములతో పలికేవి. వకారము మూర్ధన్యములు శిరస్సును నాలుకతో తాకుతూ ఉచ్చరించబడే అక్షరాలు. రౌబుటఠరష ఎన్నులు ఎరలవ వక్రతమములు. ఐ ఔ వక్రములు. ఏ ఓ వర్గయుక్కులు మహాప్రాణములు. ఖ ఘ చ ఝ థ ధ థ ధ ఫ భ వర్ణకముడు మూవులు. పైవన్నీ అక్షరుచ్చారణంగా జనించిన శబ్ద విశేషములు. తస్మాత్ ఈశ్వర, కావున ఈశ్వర్యే సమస్తమైన నామరూపాత్మకంగా విస్తరించి ఉన్నది. ఈ సమస్తము ఆ జనని యొక్క చిత్త ఇచ్ఛ విశేషమే. ఇదంతా కామహలో కకారముగా కామేశ్వరి అను నామముచే పిలువబడుచున్నది. కామో ఏవ ఇదం తత్తత్ ఇతి, దేవి యొక్క ఇచ్ఛాకల్పనలను అనుసరించి ఆ దేవి యొక్క వినోదనంద నిర్మితమే ఇక్కడి భౌతిక వస్తుజాలము. అట్టి భౌతికమైనదంతా అమ్మవారి ఇచ్ఛ కావాలనుకున్న రూపమే. పదార్థములన్నీ దేవి ఇచ్ఛగా ఎరిగి దర్శించువాడు. ఇక్కడి సంగతులు సందర్భములు అనుబంధములు బాంధవ్యములు రూపంగా ఈ శరీరముతోనూ తదితర శరీరములతోనూ ఏర్పడుచూ ఉన్నదంతా ఆ కామాక్షిదేవి చిత్శక్తి యొక్క నాటకీయ వినోదమే అని ఈ విధంగా తత్వదర్శి దేవి ఉపాసనాభావము స్వీకరించుచున్నాడు. అతడు ఆ జగన్మాత యొక్క దర్శనము చేయుచున్నవాడే అగుచున్నాడు. సవితుర్వరేణ్యం, ఆ జగన్మాతయే సవితుర్వరేణ్యం అని వర్ణించబడుతోంది. ఇదంతా సవితుర్వరేణ్యం. సత్ ఉనికి బీయింగ్ విత్ ఎరుక నైన్ ఇతి షూన్ జగన్మాతయే సత్విత్ స్వరూపిణి అయి సమస్తమునకు జనన జనించు స్థానము అయి ఉన్నది. షూన్ ప్రసవము ఉనికి ఎరుకల మధ్య సంబంధము. సవిత ప్రాణులను కనుచున్నవాడు శక్తి కనుచుండటము త్రిపురాశక్తి. ఆ దేవియే త్రిప్రదర్శనములు కారణంగా త్రిపురా పరమేశ్వరి మహాకుండలినీ దేవి అని పిలువబడుతోంది. అట్టి దేవి యొక్క తేజోరూపమైనట్టి జాతవేద సమ్మండలమును ఎవ్వరు ఉపాసిస్తారో అట్టివారు తమ యొక్క సర్వత్రా వ్యాపిత్వమును అనుభవముగా పొందగలరు. ద్రష్టదర్శన దృశ్యములతో కూడిన త్రికోణశక్తిని అధిగమించి సాక్షిరూపముగు ఏ ఆవలగల కేవల సాక్షిత్వ కారణత్వము సిద్ధించుకోగలరు. అట్టి ఏకారత్వమే గ్రహించవలసినది, వరేణ్యము ఉపాసించవలసినది, శ్రేష్టము భజించవలసినది కూడా. అందుచేత అట్టి ఏకారత్వమునే సర్వత్రా సహజీవులందరిలో చూస్తూ స్తుతిస్తూ గ్రహించవలసినది. దేవితత్వమును ఎరిగినవాడు ఏకార సాక్షి తత్వమును స్వస్వరూపముగా స్వీకరించగలడు. భర్గో దేవస్య ధీమహి అవ్యాఖ్యాస్యమః. ఇప్పుడు భర్గో దేవస్య ధీమహి అను దాని గురించి వ్యాఖ్యానించుకుందాము. ధ అనగా ధారణ, ధీ బుద్ధిచేతనే ధారణ చేయబడుతోంది. భర్గో దేవో భగవానుడగు పరమేశ్వరుడే సమస్తమును వెలిగించుచు భార్గోదేవుడు అయి ఉన్నారు. వన్ హూ ఎన్లైటన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆ పరమేశ్వర్యే ఇహము పరములకు హియర్ వోట్ ఐ ఆమ్ ఒరిజినలీ వోట్ ఐ ఆమ్లకు మధ్యవర్తి. జాగ్రత్స్వప్న సుషుప్తులకు ఆవలి అవన్నీ తనవైనట్టి అక్షరమగు తురియుడు సాక్షాత్ తురియము. సర్వత్రా విస్తరించి సర్వము అయి ఉన్నట్టిది. త్వహ ఈ వియం ఈ కారము మధ్యవర్తి వలె పరమేశ్వరి కూడా సమస్తమునకు మధ్యవర్తియే. అట్టి మధ్యవర్తిత్వమే భర్గో రూపము అని వ్యాఖ్యానించబడుతోంది. అందుచేత భర్గో దేవస్య ధీమహి అను మంత్రవాక్యము పలుకుతూ ఏకమక్షరము అగు ఆత్మయొక్క మహిమను స్తుతిస్తున్నాము అను ఉద్దేశ్యమును ఆశ్రయించి ఉండాలి. మహి ఇతి అస్య వ్యాఖ్యానం. మహత్వం జడత్వం కాఠిన్యం ఈ మూడు కూడా ఏ అక్షరమునందు ఏర్పడి ఉన్నదో అదియే మహి. లకారము పరంధాముని కాఠిన్యర్థమును సూచించునది. ఆయన యొక్క కాఠిన్యమే ద సోలిడ్నెస్. సాగరములతో సముద్రములతో కూడిన పర్వతములతో కూడిన సప్తద్విములతో కూడిన అరణ్యములతో కూడిన ప్రకాశరూపము మానిఫెస్టింగ్ ఫోర్మ్. లకార మండలరూపమే ఈ పృథ్వీ భూమి. ఈ భూమి అంతా ఆ దేవీ మహాత్మ్యమే అని దేవితత్వవేత్తల ప్రవచనము. ధియో యోనః ప్రచోదయాత్. ఈ మంత్రము పరమాత్మాగు పరమశివుని ఆధభూతత్వమును స్తుతిస్తోంది. సమస్తమునకు ఆయన పరము బియోండ్ ఆవల అయి ఉండియే దీనికంతటికీ ప్రకాశమానుడు. మార్పు చేర్పులు లేని స్థానువు కోన్స్టాంట్ అయి ఉన్నవారు. లకారముచే జ్యోతిర్లింగ స్వరూపుడగు జ్యోతి చిహ్నముగా సూచించబడు ఆ పరమశివ భగవానుడు. మా యొక్క దేహ బుద్ధులను భగవద్ధ్యానమునందు ధ్యానేచ్ఛయందు నిర్వికల్పమునందు ప్రచోదయాత్ ప్రేరేపించెదరుగాక. ఇతి ఉచ్చస్వరహితం చేతసైవ చింతయిత్వా భావయేత్. ఈ విధమైన స్వామి, మా బుద్ధిని ఆత్మభావనవైపు ప్రేరేపించండి అనే మంత్రమంత్రార్థములను పెద్ద గొంతుకతో కాకుండా నిశ్శబ్దంగా బుద్ధితో చింతన చేస్తూ మనస్సుతో భావన చేయాలి. ఆ దేవదేవి పరోరజము మన పరస్వరూపము అను తతవసానమున ప్రకాశించుచున్న పరంజ్యోతి అత్యంత అమలము స్వచ్ఛమైనది. సమస్తమును చేతనము ఇన్స్పైర్డ్ గా చేస్తున్న చిచ్చేతన్య స్వరూపిణి చిత్లింగ స్వరూపిణి. హృదయము అనే ఆగారములో గృహములో సదా నివసించునది. హ్రీం మొదలైన బీజాక్షర సంపుటలచే వాక్భవకూటము వాక్కు యొక్క జనించు స్థానము. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అను పంచాక్షర స్వరూపిణి. ఇక్కడి ఆకాశము వాయువుగ్నిజలము భూమి అనబడే పంచభూతములకు పంచభూతజనకము అజనకస్థానము జనింపజేయునది. శబ్దస్పస్సరుపరస్గంధములు దృశ్యమేంద్రియములు దేహము జీవుడు పరమాత్మ భూతకాల వర్తమానకాల భవిష్యత్కాల కర్మ ఫలములు అనే పంచవిధములైన రీతులుగా పంచకళాత్మకము పంచకళామయము. సర్వదా సర్వత్రా వ్యాపించియున్నది. అట్టి బాలత్రిపుర సుందరి స్వరూపమును ఎరిగినవాడే జగన్మాత తత్వమును ఎరిగినవాడు. ఆ దేవి సమస్తము తన ఇచ్ఛగా కలిగి ఉండటంచే కామ కళాభూతమైన కామకూటము, ద రూట్ ఆఫ్ ద డిజైర్ టు హావ్ ఆల్ దీస్ డ్రమాటిక్ ఈవెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పబడుతోంది. ఓం తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి 16 ధియో యోనః ప్రచోదయాత్. 8 ఓం ఆపోజ్యోతి రసోమృతం. 8 ఓం 32. ఈ 32 అక్షరములను ఓంతో జోడించుచు పఠించాలి. తత్ పరమాత్మ సదాశివుడు ఓం అక్షరము విమలము, ఉపాధికి ఆతీతమై నిరుపాధికము. అట్టి తత్తో సోహంలోని సోగా భావించాలి. హకారాక్షరం శివరూపం, నిరక్షరము అక్షరము కూడా. తత్సవితుః తత్సరగ వ్యావృత్తిం ఆదాయ శక్తిం దర్శయతి తత్సవితుః ఇతి. తత్సవిత్లోని సరాగమును వృత్తిగా స్వీకరించి శక్తిగా భావించాలి. పూర్వ తూర్పు మార్గంగా సూర్యుని, ఆ క్రిందగా చంద్రికను శ్రీచక్రములో లిఖించాలి. మూలాధార చక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు సాక్షరము అద్వితీయము గురించి శ్రీచక్రము సూచించుచున్నది. శివశక్త్యాత్మకం భగవంతం దేవం శివశక్త్యాత్మకం ఉదితం. దేవదేవుడగు పరమాత్మ శివ శక్త్యాత్మకముగా ఉదయించుచున్నారు. అయం శివో శివుడు పరమదేవము. ఆయన శక్తియే ఈ జీవజాలమంతగా ప్రదర్శనమగుచున్నది. సూర్య చంద్రమ సంయోగముచే ఏర్పడుచున్న తత్పదమే హంస అనబడుతోంది. ఆ పరమ శివస్వరూపుని నుండి సృష్టి సంకల్పము అనే కామము బయల్వెడలుటచే కాముడు అని స్తుతించబడుచున్నారు. అట్టిక వర్ణము బయల్వెడలుచున్న మూలాస్వామి అగు కామదేవుడు ఉపాసనకు విషయమై భర్గ అనబడుచున్నారు. తత్సవితుః వరేణ్యం భర్గో దేవః ఈ మంత్రము క్షీరము పాలు వలె సేవించాలి. దీనిచే అక్షరము క్షరమననదే లేని సహజ స్వరూపమగు పరబ్రహ్మము ఆరాధించబడుతోంది. మధుఘ్నముతో కూడినది 1 పరమాత్మలో, 2 జీవాత్మ యోగము అననదే తత్ అను శబ్దార్థము. 3 అక్షరము హ అనబడుచున్నది. హ అక్షరార్థము పరమశివుడు. ఆయనయే ఎట్టి దోషములు స్పృశించని నిష్కల్మషుడు. ఆ దేవదేవుడు ఆది అంతములకు ఆవల దివ్యరూపుడుగా వ్యాకరించబడుచున్నది, నిర్ణయించబడుచున్నది. అట్టి పరమపదము శివపదము యొక్క ధారణమేధి అను అక్షరముగా చెప్పబడుతోంది. జడత్వ ధారణము మహీశబ్దముగా అనబడుతోంది. మహీతిలకారః లానే అక్షరము మహిమకు సంజ. లకారార్థము అంత్యం సృష్టం. ఈ సమస్తమునకు ఆవలగల అక్షరము పరమచైతన్యము. ధియో యోనః ప్రచోదయాత్. పరో రజసమును లేక పరతత్వమును స్పష్టపరచ వేడుకొనుచున్నాము. ఆవలి స్వస్వరూపమే ఓం అను అక్షరముతో ఉపాసించబడుతోంది. కూటము పద్మము కామకలాలయము శ్రీచక్రములోని కూటము. ఈ మంత్రోపాసన కూటము కామకలాలయము. శ్రద్ధాపరివర్తకుడు 6 చక్రములను దాటించి బ్రహ్మరంధ్రము ద్వారా ఈ సమస్తము నాలోని నేనైన నేను అను సహస్రారమునకు జేర్చుచున్నది. అట్టి స్థానమును సుస్థీకరించుకును స్థానము వైష్ణవ స్థానము అని, పరంధామము అని కూడా పిలువబడుతోంది. 32 అక్షరముల గాయత్రి ఓం భూర్భువస్వః 4 తత్సవితుర్వరేణ్యం 7 భర్గో దేవస్య 5 ధీమహి 3 ధియో యోనః 4 ప్రచోదయాత్ 4 ఓం ఆపోజ్యోతః 5 ఈ మంత్రార్థమగు ఆత్మ నుండి శక్తికూటము, ద ఒరిజినల్ సోర్స్ ఫ్రోమ్ వెర్ ఎనర్జీ స్టేమ్స్ ఆర్. దేని నుండి ఆకాశము ఆకాశము నుండి వాయువు స్ఫురిస్తున్నాయో అదియే వరేణ్యము. స్తుతించవలసినది ఉపాసించవలసినది అధీనం ఆశ్రయించవలసినది. సవితుః యద్దాని నుండి జీవాత్మ పరమాత్మలు అభయము సముద్భవిస్తున్నాయో జనిస్తున్నాయో వారే సవితృ భగవానుడు సత్వితృత్ స్వరూపుడు. ఈ విధంగా సవితృ శబ్దము గురించి ఎరిగినవాడు జీవాత్మగా కనిపిస్తున్న దాని యొక్క అక్షరస్పష్టమును పొందగలడు. భర్గోదేవస్యధి ఇతి సమస్తమునకు ఆధారరూపమైన టీ శివాత్మాక్షరముగా గణింపబడుతోంది, నిర్ణయించబడుతోంది. మహి మొదలైనదంతా అశేషమైన కామ్యరూపమైన టీ రమణీయమైన టీ శక్తి కూటముగా స్పష్టీకరించబడుతోంది. ఈ విధంగా తత్సవితుర్వరేణ్యం 7, భర్గో దేవస్య 5, ధీమహి 3, 15 త్రైపురస్వరూపమగు పై పంచదశాక్షరీ మంత్రమును ఎవరు ఉపాసిస్తారో అట్టివారు తాము కోరుకున్నవన్నీ పొందగలరు. స సర్వాన్ కామాన్ ఆప్నోతి, వారు సర్వభోగములు పొందగలరు. స సర్వాన్ భోగాన్ అవాప్నోతి, వారు సర్వలోకములు జయించగలరు. స సర్వాన్ లోకాన్ జయతి, వారు సమస్త వాక్కులను బలపూర్వకంగా విజృంభించి పలుకగలరు. స సర్వాన్ వాచో విజృంభతి, అట్టివారు లఘు అగు సమస్తమును అధిగమించి గురుత్వమును పొందగలరు. స గురుత్వం ప్రాప్నోతి, వారు వైష్ణవధామమును విష్ణుగ్రంథిని కూడా ఛేదించి పరబ్రహ్మమును పొందగలరు. శ్రీచక్రంలో ధామములు ప్రథమధామము ఈ విధంగా ఆద్య విద్యను పూర్వ మనవు చెప్పియున్నారు. ఇది ప్రథమధామము, ద్వితీయ ధామము శక్తికూటము, శక్తి శివ ఆద్యము ద బేసిక్ బిగినింగ్ లోపాముద్రేయము, తృతీయ ధామము బిందురహితముగా భూతహృత్ లేఖనము క్రోధమునిన అధిష్ఠిత క్రోధ మౌన అధిష్ఠాన రూపము. ఇతః పూర్వమే ఉన్న వాగ్భవకూట విద్య చాంద్రీం విద్య కౌబేరి విద్య అని కూడా పిలుస్తారు. చతుర్థ నాలుగవ ధామము మదనాథుడగు శివతత్వము శివుడు వాగ్భవకూటము. అద్దానిపైన కామకళామేమగు శక్తి, దానికి పైశాక్త్యము, ఇది మానవీ విద్య అని పిలుస్తున్నారు. పంచమ ఐదవ ధామము శివశక్తిల ఏకరూపమగు వాగ్భవము, ఇది శివశక్త్యాఖ్యము, ఇది తృతీయము పైనది. ఈ పంచమీ ధామమే చాంద్రి విద్యగా ధ్యేయము ధ్యానింపతగనది. షష్ఠౌ ధామము చాంద్రి, క్రింద కామరూపిణి, పైన శివాద్య కామరూపము, దీనిని కౌబేరి షష్ఠే ధామము అని పిలుస్తున్నారు. సప్తమ ధామము ఇది హితాయకార రూపము, తురీయ స్వరరూపము, అన్నిటికీ ఆది స్వరూపము, సూర్యచంద్రమసములతో కూడిన కామేశ్వర వాగస్థియ వాకస్థియ సంజ్ఞా రూపము, వాగస్థియ అని పిలువబడినది. అష్టమధామము పైన మూడవధామముగా చెప్పబడినదానికి కామాద్యము కామముఇచ్ఛ ప్రారంభరూపముగా కలిగియున్నట్టిది. రెండు అరలు క్రిందగా కమ్మదన కళారూపము, శక్తి బీజము, వాగ్భవమునకు చివరిగా అర్ధావశిరస్కం చేయటము, ఇది నంది విద్య అని కూడా పిలువబడుతోంది. నవమధామము వాగ్భవమును ఆగస్త్యమును శక్తిని కలిగి ఉన్నట్టిది. మన్మథ ఉర్విమాయ కామకళాలయం అను బీజాక్షర నిర్మితము. దశమధామము చంద్ర సూర్య అనంగా ధూర్జటిల మహిమతో కూడిన ధామము, షణ్ముఖి విద్య యొక్క మూడవదిగా ప్రకాశించినది. షణ్ముఖి త్రయీ విద్య ఏకాదశ ధామము మరల ఆగస్త్య విద్యను పఠించి మరల ఏవమును మాయగా ఆమంత్ర్యము చేయుధామము, ఇది పరమశివ విద్య. ద్వాదశ ధామము మరల ఆగస్త్యమును పఠించి వాగ్భవమును ధ్యానిస్తూ కామకాళాలయమును సహజముగా చేసుకుంటూ లోపాముద్రతో శక్తికూటరాజమును పఠించటము, ఇది వైష్ణవీ విద్య అనబడుతోంది. భగవానుడగు శివుడుపై 12 ధామములు చెప్పి ఇంకా మునులతో దేవతలతో ఈ విధంగా పలికారు. పరమేశ్వరుడు ఇవన్నీ శ్రద్ధగా విన్నారు కదా, ఇంతవరకు కామాఖ్య తురీయము అని పూర్వరూపమని గ్రహించెదరుగాక. తురియతీతము ఇది సమస్తమును దాటివేసినట్టిది, కాబట్టి సర్వ ఉత్కటము, సర్వమంత్రములకు ఆసనగతము ఫైనల్ సిట్టింగ్ అయినట్టిది, పీఠోపపీఠములచే పరివృతమైనది. ఆ తురియాతీతదేవి సకల కళావ్యాపిని, సామోదకమైనది, అన్ని సిద్ధాంతములకు మోదకమైనది, పరాగముతో కూడినది, సర్వహృదయగతమైనది, అమృత స్వరూపము, సకల స్వరూపము, ఇంద్రియ సమస్తము తన అలంకారముగా కలిగినది, సదోదితమైనది, సత్ నుండి ఉదయించినది, అదియే పరా విద్య అయినట్టిది. మహాత్రిపురసుందరి ధ్యానము స్వస్వరూపము యొక్క సర్వాంతర్యామిత్వమును స్వకీయ భావన జగత్ భావికుని రూపముగా స్పష్టీకరించుకోవాలి. అట్టి తత్వమును స్వాభావికం చేసుకుంటూ హృదయమున నిలుపుకోవాలి. హృదయమును విజ్ఞాన నిలయముగా చేసుకోవాలి. జాగ్రత్స్వప్న సుషుప్తి దృశ్యజీవపర స్వరూపములు ఇహపరపరాత్పరములు అనబడే త్రిపురములను సమస్తమునకు పరము అయి ఉన్న మాయను శ్రేష్టము పరము అయిన వైష్ణవము ఆల్పర్వెడింగ్ అండ్ ఆల్ప్రెజెంట్ సెల్ఫ్ ను హృదయము అనే కమలకర్ణిక హార్ట్ ఆఫ్ ద ఫ్లర్ ఎందు సన్నిధానము ప్లెస్డ్ ఇన్వర్డ్ చేసుకోవాలి. పరస్వరూపిణి భగవతి లక్ష్మి మాయాస్వరూపిణి సదోదిత సత్ నుండి ఉదయించినది మహావశ్యకరి. ఈ సమస్తము ఆ దేవి యొక్క ఇచ్ఛారూపమే కాబట్టి మదన ఉన్మాదనకారిణి. చేతిలో ధనస్సును బాణములను ధరించిన దేవి. వాక్కుగా సర్వత్రా విజృంభిస్తున్న వాక్ విభూషిణి. చంద్రమండల మనోమండల రూపిణి. సప్తదశ పదిహేడు పంచభూతములకు పంచప్రాణములకు పంచ ఉపప్రాణములకు ఆవల పదిహేడు వదిగా సాక్షియాత్మస్వరూపిణి. మహానిత్య ఉపస్థిత నిత్య సత్యమై ఆసీనురాలే ఉన్న తత్వము. పాసనంకుసములను అలంకరించిన మనోహరమైన పాణీ పల్లవములు లేత సుకుమారమైన చేతులు కలిగినది. సముద్యత్ అర్క నిభా ఉదయించుచున్న సూర్యుని వలె సర్వత్రా తన ప్రకాశమును వెదజల్లునది. దేవి లక్ష్మీ సమస్తము తన సంపదగా గల సర్వలక్ష్మీమై ఈ జగత్తులన్నీ తన లక్షణములుగా కలిగియున్న సర్వలక్షణ సంపన్న హృదయములోనే వేంచేసియున్న చైతన్య స్వరూపిణి. నిర్మల స్వరూపిణి కాబట్టి నిరంజన ద్రష్టదర్శన దృశ్యములను తన అంతరమున కలిగి ఉండటంచేత త్రికూటాఖ్య ఆనందముతో కూడిన చిరునవ్వు చిందించు స్మితముఖి సుందరి. మహామాయాస్వరూపిణి సర్వశుభములను ప్రసాదించునది. మూలాధారము నుండి సహస్రారము వరకు విస్తరించియున్న మహాకుండలిని దేవి. జీవిస్వర్పర అనబడే మూడు పీఠముల మధ్యగా వర్తించు త్రిపీఠ మధ్యవర్తిని. అకథ అనే ఆది పీఠమునందు వేంచేసి ఉన్నమాత. పరాం భైరవి చిత్ ఎరుక అనబడు కళచే చిత్కళా స్వరూపిణి. మహాత్రిపురాదేవి అట్టి త్రిపురేశ్వరిని కేవలమగు స్వస్వరూపముగా మహాధ్యాన యోగముచే ధ్యానించి తెలుసుకునెదముగాక. ఇతి త్రిపురా తాపిని మహోపనిషత్ ప్రథమోపనిషత్ త్రిపురా తాపినిపనిషత్ ఉద్వితీయోపనిషత్ త్రైపురీ వ్యక్తి అగు త్రిపురీదేవిని గుర్తించటమెట్లా. అందుకుగాను వేదము చెప్పుచున్న కృష్ణ యజుర్వేదాంతర్గత తైత్తిరీయారణ్యకే ఖిలాకాండే ఇత్యాది చోట్ల సూత్రముగా చెప్పబడిన సూత్రమంత్రమును ఉపాసన పూర్వకంగా పఠించటము గురించి చెప్పబడుతోంది. ఓం అథాతో జాతవేదసే సునవామ సోమం ఇత్యాది పఠిత్వా దుర్గా సూక్తము నారాయణ యాజ్ఞాన్ ఖిలోపనిషత్ రెండవ అనువాకము మం శ్లో జాతవేదసే సునవామ సోమం అరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యజ్ఞః దురితాత్యజ్ఞః తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణం అహం ప్రపద్యే సుతరసీ తరసే నమః అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభ్యః అతి దుర్గాణి విశ్వ పూహ చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవతోకాయ తనయ సంయోహ విశ్వాని నో దుర్గః జాతవేదః సింధుం నః నావా దురితా అతి పర్షః అగ్నే అత్రివన్ మనసా గృణానో అస్మాకం బోధి అవితాతనునా పృతనా జితం సహమానం ఉగ్రం అగ్ని హువేమ పరమాత్ సధస్థాత్ సనః పశ్యదతి దుర్గాణి విశ్వాక్షామత్ దేవో అతి దురితా అతి అగ్న్యః ప్రత్నోషికం ఈడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యః చ సత్సి స్వాంచ అగ్నే తనువం విప్రయ స్వాస్మభ్యంచ సౌభాగమాయజస్వ గోభ్యః జుష్టం ఐజో నిషిక్తం తవ ఇంద్ర విష్ణోః అనుసంచరేమ నాకస్య పృష్ఠం అభిసంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతాం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో తత్నో దుర్గ్యః ప్రచోదయాత్. జాతవేదసే సునవామ సోమం మొదలైన స్తుతి అనే ఉపాసనచే ఆ త్రైపురీ దేవిని స్వదేహమునందే గుర్తించగలుగుతాము. ఋషులు దేవదేవుడగు శివభగవానుని ఈ విధంగా ఇంకా అర్థించారు. ఋషులు జాతవేదస ఇది ఏకచ్చ సూక్తము, రుక్కు కు ఆద్యము, బిగినింగ్ మధ్య, ఇన్ బిట్వీన్ అవసానము, ఆట్ ద ఎండ్ ఆయా స్థానములలో బీజనాగర రూపము ఉన్నట్లుగా చెప్పబడుతోంది కదా. ఓ మహాదేవ, దేవాది దేవ, శివభగవాన్, దయచేసి అట్టి బీజనాగర రూపము గురించి బోధించండి. దేవదేవుడు శివభగవానుడు మునులారా, ఋషులారా, వినండి. జాతవేదసే సునవామ సోమం అను మంత్రమును అంత్యమవాణిని చివరి వరకు విలోమంగా అవరోహ క్రమంగా పైనుండి క్రిందికి దిగుచున్న స్వరంగా పఠనము చదవటము చేయాలి. జాతవేదసే జా మొదటి పదములోని మొదటి అక్షరము ను దీర్ఘంగాను, సునవామ సోమం సోమం కౌళము శ్రేష్టము మహాసౌభాగ్యము అను అర్థంగా చెప్పుచున్నారు. సోమం మొదటిది స నివృత్తికారణము, రెండవది ఉ స్థితి కారణము, మూడవది మం సృష్టికారణము. కరశుద్ధిం కృత్వా విచేతులను శుద్ధి చేసుకొని త్రిపుర విద్యాం సృష్టి కృత్వా త్రిపుర విద్య అయినట్టి దేవితత్వమును సమస్తమునకు ప్రేరేపించు తత్వమును హృదయంలో స్పష్టీకరించుకొని అప్పుడిక జాతవేదసే సునవామ సోమం ఇత్యాదిగా గల సూక్తమును పఠించాలి. దీనిని మహావిద్యేశ్వరి విద్యగా చెప్పబడుతోంది. త్రిపురేశ్వరీం జాతవేదస ఇతి, జాతవేదస అనగా ఆ త్రిపురేశ్వరియే. జాత అనే మొదటి రెండు అక్షరములను మాతృక యొక్క శిరస్సునందు బైందవము, బిందు సంబంధమైనది, అమృతరూపిణీ చైతి వాక్యార్థం. జా మొదటిదాని యొక్క మొదటిది వాగ్భవము జనించటము, పరమాత్మయగు శివ అనబడుతోంది. తకామ కళాలయము జనించుటయందు ఇచ్ఛ జాత ఈ విధంగా పరమాత్మ యొక్క విజృంభణము. జాతమాత్రము చేత కామి అయి కామమును కోరుకొనుచున్నారు, కామేశ్వరుడు అనబడుచున్నారు. ఈ విధంగా ఆదిచే శివుడు పూర్ణుడే అని చెప్పబడుతోంది. ఆ పూర్ణుడగు శివుడే సునవామము గోత్ర రూపము, గోత్రప్రవరుడుగా మూలపురుషకారముగా సృష్టివంశమునకు కూటస్థుడుగా రూపిగా దేవ్యే ఆరుఢమైనది, సమస్తమునందు మధ్యవర్తి, అమృతరూపిణిగా సమస్త జీవులలో వేంచేసి ఉన్నట్లు మంత్రార్థమును స్పష్టీకరించుకోవాలి. గోత్రవామగోత్రము అమ్మవారికి చెందినదే. ఈ సమస్తము దేవి యొక్క కామకళాలయంగాను, శేషము మిగిలినదంతా అమ్మవారి వామము సంపద గాను భావించాలి. పూర్వేణ అధ్వన విద్యేం, సమస్తమునకు ఇతః పూర్వమే ఉన్న స్వరూపిగా దేవిని ఎరిగెదరుగాక. సర్వము తానే సమస్తమునకు రక్షాకర్తి రక్షించునది అని దర్శించబడునుగాక. ఈ విధంగా త్రిపురేశ్వరి విద్యను స్పష్టీకరించుకోవాలి. జాతవేదస పను మొదలైన మంత్రముల సారమేమిటో అదియే శ్రీవిద్య. జాతో దేవ ఏక ఈశ్వరః, ఈ సమస్త జగత్తులు జగత్పాలకులు జీవులు ఇదంతా వీరంతా జనిస్తున్న స్థానము దేవదేవుడు ఏకనుఖండ స్వరూపుడు అగు ఈశ్వరుడే. ఇదియే త్రిపురేశ్వరి విద్య యొక్క అంతిమసారము. ఇది సిద్ధించుకోవలసిన అనుభవము కూడా. పరమోజ్యోతి మంత్రముతో జ్యోతిర్జ్యోతి పరం జ్యోతిః ఆత్మజ్యోతిశివోస్మ్యహం మంత్రముతో అనుష్ఠానముగా అనుసంధానం చేస్తూ తురియపరమును తురియాతీతము ను ధ్యానిస్తూ శ్రీచక్రములోని మొదటిదాని యొక్క మొదటిదానిని రెండవదానిని మూడవదానిని సర్వరక్షాకరీ సంబద్ధము చేయాలి. ఆత్మను అధిష్ఠించే ఆత్మాసన రూపిణీ విద్య స్పష్టము చేసుకుంటూ జాతవేదసే సునవామ సోమం మొదలైనదంతా పఠిస్తూ సర్వరక్షాకరీ విద్యను మననము చేస్తూ స్మృతిస్తూ ఆది అంతములందు శివశక్తి రూపిణిని వినియోగిస్తూ చేయు ఉపాసన సోమోపాసన. ఇతి శక్త్యాత్మకం వర్ణం సోమ ఇతి. ఈ తీరైనది శక్త్యాత్మక వర్ణము అంటారు. సోమం సహా ఉమం శైవాత్మక ధామము. ఇది గ్రహించినవాడు సుభగుడు, సుఖములన్నీ పొందినవాడు కాగలడు. ఈ విధంగా చక్రాసనగత అయిన త్రిపురవాసిని విద్యను, శ్రీచక్రమును స్పష్టము చేసుకుంటూ జాతవేదసే సునవామ సోమం ను పఠిస్తూ సదోదిత సతుదిత శివశక్త్యాత్మికము అయిన శివుడే స అనుశక్తిచే ఆత్మాక్షరము అని ఉపాసించబడునుగాక. శ్లోక్ శివ ఆది శక్తి అంతరాళభూతాం త్రికూటాదిచారిణి సూర్యాచంద్రమస్కాం మంత్రాసనగతాం త్రిపురా మహాలక్ష్మీం సదోదితాం స్పష్టీకృత్వా శివేందు ఆరంభమై శక్తిని అంతరమున ఆదిభూత స్వరూపియే శివశక్తిదేవి. అంతరమున ఉన్న శివశక్తి ఐక్యము ఆ దేవి త్రికూటముతో సహా సమస్తమునందు సంచారము కలిగినది. సూర్యచంద్ర రూపములు తానే అయినది. మంత్రమును ఆసనముగా కలిగినది మహాలక్ష్మి అని పిలువబడినది. సదానంద స్వరూపిణి అగు అట్టి స్వస్వరూపాత్మను స్పష్టీకరించుకుంటూ అట్టి స్వస్వరూపమును ధ్యానం చేయాలి. ఇంకా కూడా జాతవేదసే సునవామ సోమం పఠిస్తూ పూర్వాతిపూర్వమైన సదాత్మాసన రూపము గురించిన విద్యను స్మరణము చేస్తూ వేద ఆ మొదలైన విశ్వాహ సంతోదయ బైందవం విశ్వాహంకార జననమును పై స్థానంలో ప్రతిక్షేపించి చూస్తూ త్రిపుర మాలిని విద్యను స్పష్టీకరించుకుంటూ ఉండాలి. శ్రీ త్రిపురసుందరిని శ్రీచక్రములో ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధిస్తూ కళ అక్షరమును విచింతన చేయాలి. అనగా ఈ సమస్తమును తన మూర్తిభవముగా కలిగియున్న సర్వవిద్యేశ్వరి త్రిపుర లక్ష్మీదేవి ఆయన ఆ వేద వేదాంతర్గత మాతను హృదయములో నిదహాతి ప్రజ్వలింపజేసుకోవాలి. ఆ జననీయే శైవేయం అజ్ఞాసనే జ్వలతితి విచింత్య అగ్నిగా సర్వత్రా ప్రజ్వలిస్తున్నట్లు భావన చేయాలి. ఆ దేవి యొక్క త్రిజ్యోతిషము ఈశ్వరి త్రిపుర అంబా విద్యను స్పష్టం చేసుకోవాలి. సనః పర్షదతి దుర్గాణి విశ్వ ఆ దేవి యొక్క జ్యోతి ప్రకాశమే ఈ విశ్వముగా మననము చేయాలి. పరప్రకాశిని ప్రత్యగ్భూత సమస్తమునకు ఆవలి ప్రదర్శనముగా భావించాలి. ఆ శ్రీదేవి విద్యే ఆహ్వాన కర్మయందు సనః పర్షదతి దుర్గాణి మంత్రముచే ఆహ్వానించబడుతోంది. ఈ విధంగా అష్టవిద్యాస్వరూపిణి అని దేవి అంగభూతంగా చెప్పుకుంటున్నాము. మహాచక్రనాయకము దేవతలు దేవ శివభగవాన్ సర్వకామములను సిద్ధింపజేయనది సమస్త జనులకు ఆరాధ్యము సర్వస్వరూపము విశ్వతోముఖము మోక్షద్వారము అయి ఉన్నట్టిది యోగులు పరబ్రహ్మమును భేదించి ఏ నిర్వాణస్థానము చేరుచున్నారో అట్టి మహాచక్రనాయకము గురించి విశదీకరించి చెప్పండి. శ్రీచక్రము శ్రీచక్రము అద్వైత సచ్చిత్ ఆనంద నోండువల్ బీయింగ్ నోయింగ్ ఎంజాయింగ్ సంబంధమైన బ్రహ్మవిద్యా స్వరూపము. అఖండాత్మస్వరూపిణి అగు జగన్మాతయే శ్రీచక్ర రూపిణి జగత్పోషిణి ఈ చరాచర జగత్ వ్యాపిని కూడా. శ్రీచక్రములో రచించబడే దేవీ నామములు ఒకటి దుర్గ రెండు భద్రకాళి మూడు విజయ నాలుగు వైష్ణవి ఐదు కుముద ఆరు చండికా ఏడు బగళ ఎనిమిది మాధవి తొమ్మిది కన్యా పది లక్ష్మీ పదకొండు సరస్వతి. శ్రీచక్రములో శ్రీదేవి అప్రతివారిలోని కేవలాత్మస్వరూపమే. బిందురూపిణి బిందువు నుండి రేఖలు చతురస్రములు పంచసప్తష్టదశత్యాది కోణభుజములు ఇవన్నీ ఏర్పడుచున్నట్లే శ్రీదేవి యొక్క తత్వము నుండే ఆలోచనలు భావములు అనుభూతులు జగదనుభవములు దేహదేహాంతర స్వయం కల్పిత సంబంధ అనుబంధ బాంధవ్యములు ఇవన్నీ కూడా ఏర్పడుచున్నాయి. అందుచేత శ్రీచక్రములో మధ్యగా బిందురూపిణిగా ఉపాసించబడుతోంది. నిర్గుణీ గుణములకు స్వభావములకు కల్పిత జగత్తులకు మునుముందే ఉన్నది కాబట్టి నిర్గుణీ త్రిగుణ ప్రదర్శిని. ఇక్కడి లోక వ్యవహారములన్నీ త్రిగుణాత్మకమైనవి అయితే అట్టి త్రిగుణములు ప్రతి జీవునిలోని ఆత్మస్వరూపిణి అగు శ్రీదేవి చిత్కళలే. శక్తిస్వరూపిణి సమస్తము తన శక్తి ప్రదర్శనముగా కలిగి ఉన్నట్టిది. ఆత్మయొక్క శక్తి ప్రదర్శనముగా సర్వత్రా వేంచేసి యున్నట్టిది. సర్వత్రా ప్రవేశించినదై సమస్త సృష్టికి ఆధారభూతమైనట్టి శక్తి స్వరూపమే శ్రీదేవిగాను శ్రీచక్రముగాను ఉపాసించబడుతోంది. అట్టి శ్రీచక్రము చిత్సేరూప బ్రహ్మజ్ఞానైక్యము కొరకే సాధనము. వేద వేదాంత ఆత్మతత్వార్థములకు వేద పురాణ ఇతిహాసార్థములకు మూలము. శక్తి రూపమగు శ్రీచక్రము, శక్తి రూపమగు శ్రీచక్రము అట్టి శ్రీచక్రము ఉపాసన కొరకై నిర్మించే సాంప్రదాయములు అనేకము. ముఖ్యముగా రెండు రీతులైనవి సృష్టి సంహార క్రమములు. శ్రీచక్రమును మైథున క్రియాత్మకంగా పూజించువారికి కజ్రోడికేయులు అనబడుచున్నారు. శ్రీచక్రోపాసన ముఖ్యముగా రెండు పద్ధతులు. శ్రీచక్ర ఉపాసన బహిర్యజనమును పైన అంతర్యజనముగా చెప్పబడినదంతా కర్మవిధానముల పట్ల ఆసక్తి కలవారి కొరకై రేఖాత్రిభుజ త్రికోణము బహుభుజ వృత్త ఇత్యాదులతో రచించి చక్రముగా ఉపాసించేది బహిర్యజన శ్రీచక్రోపాసన. శ్రీచక్ర రచన ఇత్యాది రేఖ భుజాత్ కోణ బిందు సమన్వితంగా శ్రీచక్రము రచించబడుతోంది. ఈ మొదలైన వాటితో శ్రీచక్రమును నిర్మించి మధ్యగల బిందువును ఆత్మగా భావిస్తూ తక్కినవన్నీ ఆత్మశక్తి ప్రదర్శనములుగా ఉద్దేశిస్తూ గంధ పుష్పాక్షతలతో వర్ణనములతో శ్రీదేవి యొక్క 11, 32, 108, 1000 నామములను నామరూపాత్మకంగా ఉచ్చరిస్తూ చేయు పూజా విధానమును అనుసరించటము శ్రీచక్ర బహిర్వజనము. శ్రీచక్రము షట్చక్రములు. శ్రీచక్రము మూలాధారము నుండి ఆజ్ఞాచక్రము వరకు షట్చక్ర సమన్వితముగాను, బ్రహ్మరంధ్రము ఆవరణ యొక్క లోవిభాగముగాను, శిరస్సు నుండి ఆవల గల సహస్రారము బాహ్య ఆవరణగాను భావించి ఉపాసించబడటము అంతర్యోజన శ్రీచక్రోపాసన. పూర్వమార్గము మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము వరకు గల షట్చక్రస్థానములను, ఆజ్ఞాచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు గల మార్గమును ఉపాసిస్తూ యోగాభ్యాస మార్గంగా సహస్రారమును చేరి ఆక్రమించి సమస్తమును తనయందు దర్శించటము సహస్రార శ్రీచక్ర మార్గము. శ్రీచక్రము మహాచక్రనాయకము. వ్యాఖ్యానము: మహాచక్రాయనము త్రికోణమును త్రిభుజములతో వ్రాసి దానిలోపల మానేష్టి సన్నని రేఖను అకృష్యము చేసి పొడిగించి విశాలము చేసి ముందటగా యోని గ్రంధ్రము చేసి పూర్తిచేసి అగ్రయోనిని మానేష్టిగా చేసి దానికి అంతకు పైగా ఊర్ధ్వముగా పొడిగించి యోనిగా చేసి పూర్తి చేయాలి. పూర్తి చేస్తే ఇది మొదటి త్రికోణ చక్రము అవుతుంది. రెండవది అంతరాళము, మూడవది అష్ట 8 యోని అంకితము. ఈ విధంగా పైన క్రింద సంపుటయోని అంకితము చేయాలి. 8 భుజ చక్రముల ఆది అంత అగ్రమున రేఖలకు పొడిగించాలి. సాధ్యము మొదలైన ఆకర్షణ బద్ధ రేఖను పొడిగించాలి. ఈ విధంగా పైకి క్రిందకు సంపుటయోని అంకితము చేయాలి. కక్షల నుండి ప్రక్కల నుండి పైకి పోయేటట్లుగా 4 రేఖలు గీయాలి. యథాక్రమంగా మానయష్టిద్వయంలో దశయోని అంకితము అనే అంకిత చక్రము అవుతుంది. మధ్య త్రికోణాగ్ర చతుష్టయము రేఖచర అగ్రకోణములందు కలిపి దశ 10 అగ్రముల నుండి పొడిగిస్తే చతుర్దశ 14 అరచక్రము అవుతుంది. దీనితో అష్టపత్ర సంయుతము కూడా కాగలదు. తరువాత షోడశ 16 పత్రచక్రము పార్థివచక్రము చతుర్థ్యారము 4 గేట్స్ తో కూడినది అవగలదు. ఈ విధంగా సృష్టియోగము రేఖాపూర్వకంగా వ్యాఖ్యానించబడుతోంది. నవాత్మచక్రము ప్రతిలోమ చక్రము ప్రథమ త్రైలోక్య మోహనచక్రం అవుతుంది. శ్రీచక్రము నవావరణ చక్రములు ముద్రలు. 1 ప్రథమంగా సర్వసంక్షోభిణి ముద్రాచక్రము, సానిత్ అష్టకము, సమాత్రనష్టకము, సర్వసంక్షోభిణి మొదలైన దశకము, సప్రటము, త్రిపురాయాధిష్ఠితము, ససర్వసంక్షోభిణి ముద్ర ఆగుచున్నాయి. 2 ద్వితీయంగా సర్వ విద్రావిణి ముద్రాచక్రము, సర్వాసపరపూరక చక్రము, సకామాది ఆకర్షిణి షోడశకము, 16 సగుప్తము అవుతుంది. త్రిపురేశ్వరి అధిష్ఠితముగాను సర్వ విద్రావిణి ముద్రా స్వీకారముగాను అవగలదు. 3 తృతీయంగా సర్వవశంకరి ముద్రాచక్రము, సర్వసంక్షోభణ చక్రము, సరణంగ కుసుమ ఆది అష్టకము, 8 త్రిపురసుందరి అధిష్ఠితము అగుచున్నది. ఇది సర్వాకర్షణీ ముద్రగా చెప్పబడుతోంది. 4 తురియంగా సర్వవశంకరి ముద్రాచక్రము, ఇది 4వది సర్వ సౌభాగ్యదాయక చక్రము అగుచున్నది. సర్వసంక్షోభిణి మొదలుగా ద్విసప్తకము 7x2 14 గీతలు కోణములు అయి ఉన్నది. ఇది సంప్రదాయ చక్రము అనబడుతోంది. త్రిపురావాసిని త్రిపురేశ్వరి చే అధిష్ఠితము సింహాసనము. దీనిని సర్వవసంకరీ ముద్ర అంటారు. 5. తురియాంతగ్ మహోన్నాదని ముద్రాచక్రము. ఇది సర్వ అర్థములను సిద్ధింపజేయగల సర్వార్థసాధక చక్రము. సర్వసిద్ధి ప్రదాదికంగా దశకము సకల కౌలము సహస్రారము నుండి మూలాధారము వరకు విస్తరించి ఉన్నట్టిది. త్రిపురా మహాలక్ష్మిచే అధిష్ఠానమైన స్థానము. మహోన్నాదని గొప్ప శబ్దవతిగా ముద్ర. 6. షష్ఠం ఆరువది మహాంకుశ ముద్రాచక్రము. ఇది సర్వరక్షాకరం చక్రము. సర్వజ్ఞత్వము మొదలైన దశ 10 కళాత్మకము నిర్గర్భము జన్మరాహిత్యము ప్రసాదించున్నది. త్రిపురమాలిన్య చక్రముగా పిలువబడినది. మహాంకుశ ముద్రగా చెప్పబడినది. 7. సప్తమం 7వది ఖేచరి ముద్రాచక్రము. ఇది సర్వరోగహర చక్రము. వసిని మొదలైన 8 దేవతలతో కూడుకొన్నది. రహస్యము అని పిలుస్తారు. త్రిపుర సిద్ధ దేవత వేయించేసి ఉన్నట్టిది. ఖేచరి ముద్రగా స్వీకరించబడినది. 8. అష్టమం 8. బీజముద్రా చక్రము సర్వసిద్ధి ప్రదచక్రము. 4 ఆయుధములతో కూడి సాయుధ చతుష్టయము అయి ఉన్నట్టిది. పరాపర రహస్యమును తెలియజేయనది. త్రిపురాంబాదేవిచే అధిష్ఠితము. బీజముద్రగా పిలువడినది. 9. నవమం చక్రం యోనిముద్రాచక్రము. ఇది చక్రనాయకము. సర్వానందమయ చక్రము. కామేశ్వరుడు మొదలుగా త్రిచక్రముగా ఉన్నట్టిది. అతి రహస్యమైనదగుచున్నది. మహాత్రిపుర సుందరిచే అధిష్ఠితము. యోనిముద్ర అని పిలువబడుతోంది. ఈ విధంగా నవావరణ చక్రముల గురించి సంక్షిప్తంగా చెప్పుకున్నాము. సర్వఛందస్సులు 4 వేదములు ఈ నవచక్రపు ఆకులలో ప్రక్షిప్తము. ఇవియే శ్రీచక్రములు. అట్టి శ్రీచక్రము యొక్క నాభియందు అగ్ని మండలము. ఇది సూర్య చంద్రమసముల నిలయము. అందులో ఓంకార పీఠము. అట్టి శ్రీచక్రములో గల ఓంకార పీఠమును పూజించాలి. అట్టి శ్రీచక్ర ఓంకార పీఠములో బిందురూపము. అట్టి బిందురూపమునందు అంతర్గతంగా త్రిపురాదేవి వ్యోమ ఆకాశ రూపిణి అయి ప్రకాశించుచున్నది. ఆత్మాకాశ స్వరూపిణి అయి విరాజిల్లుచున్నది. అట్టి శ్రీదేవి ఓంకార బిందు అంతర్గత వ్యోమరూపిణిని స్మరించాలి. మహాత్రిపురసుందరికి ఆహ్వానము పలకాలి. స్లో క్షీరేణ స్నాపితే దేవి, చందనేన విలేపితే, బిల్వపత్రార్చితే మాతః, దుర్గే అహం శరణం గతః. ఓ మహాత్రిపురదేవి, నీకు క్షీరముతో పాలతో స్నానము చేయించి చందనముతో విలేపనము చేస్తున్నాము. ఇదిగో బిల్వపత్రములచే మారేడు ఆకులతో పూజిస్తున్నాము. మాతా శ్రీ దుర్గాదేవి, నీకు శరణాగతులము అగుచున్నామమ్మా. ఈ విధంగా ఆ త్రిపురాదేవిని ఏకరుకుతో ప్రార్థించి మాయాలక్ష్మి మంత్రముతో పూజించాలి. మాయామంత్రము 1. నమస్తేస్తూ మహామాయే, శ్రీపీఠే సురపూజితే, శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. 2. నమస్తే గరుడారుఢే, డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. 3. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుహక హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. 4. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే. 5. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. 6. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. 7. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః. మహాలక్ష్మి నమోస్తుతే. 8 శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే జగద్ధితే జగత్హితే జగన్మాతః. మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి అష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిం అవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదాః. ఫలశ్రుతి ఏకకాలే పఠేత్ నిత్యం మహాపాతక నాశనం, ద్వికాలం యః పఠేత్ నిత్యం ధనధాన్య సమన్వితః, ద్వికాలం యః పఠేత్ నిత్యం మహాశత్రు విశనశనం. మహాలక్ష్మ్యః భావేత్ నిత్యం ప్రసన్నాః, వరదాః శుభాః. ఇంకా కూడా భగవానుడగు పరమశివుడు దేవతలతో ఈ విధంగా పలుకసాగారు. శివభగవానుడు, దేవతాలారా, పై మాయా మహాలక్ష్మి మంత్రముచే పూజించటం చేత, యజించటము చేత, ఉపాసించటం చేత భగవతియగు శ్రీ బాలాత్రిపురసుందరి దేవి ప్రీతి పొందగలరు. సంతోషముతో స్వాత్మానముగా స్వస్వరూపాత్మగా విశదమవగలదు. అట్టి దేవీ అనుగ్రహముచే అట్టివాడు సృష్టికర్త అగు బ్రహ్మదేవుని దర్శించగలడు. దేవితత్వమును తెలుసుకున్నవాడు సర్వమును దేవీ స్వరూపముగా దర్శించగలడు, అమృతత్వము సిద్ధించుకోగలడు. ఇతి మహోపనిషత్ త్రిపురాతాపిన్యుపనిషత్ ద్వితీయ అధ్యాయః సమాప్తః. త్రిపురాతాపిన్యుపనిషత్ తృతీయోపనిషత్ దేవతలు, భగవాన్, మాకు ఇప్పుడు ముద్రల గురించి బోధను అనుగ్రహించండి. మేము ముద్రతో శ్రీదేవిని ఏకాగ్రులమై సేవిస్తాము. శ్రీ శివభగవానుడు నవనీకృత జానుమండలం విస్తీర్య పద్మాసనం కృత్యా ముద్రాః సృజతేతి. ఓ దేవతలారా, మోకాళ్లను నేలపై మోపి విస్తరించి పద్మాసనము ధరించండి. అప్పుడిక ముద్రలను సృజించెదరుగాక. అట్టివాడు అందరినీ తనవైపుగా ఆకర్షించగలడు. యోనిముద్రను అనుష్ఠించినవాడు సమస్తమును ఎరుగగలడు, సర్వఫలములు పొందగలడు, సర్వము సంభవింపచేసుకొనగలడు, హృదయ దోషములను అన్నింటినీ స్తంభింపచేసి వేయగలడు. వివిధ ముద్రలు. 1 ప్రథమ ముద్ర, మధ్యమే అనామికా ఉపరి విన్యస్య కనిష్ఠిక అంగుష్ఠతో అధితే ముక్తయోహ తర్జన్యో దండవత్ తధస్తాత్. చేతుల మధ్య వ్రేళ్లను అనామికపై, ఉంగరపు వ్రేళ్లపై తాకించి విస్తరించి తరువాత విడదీసి చిటికిన వ్రేలుబటన వ్రేలు కలిపిచుప్పుడు వ్రేళ్లను క్రిందకు కర్రవలే ధారణ చేయటము. 2 ద్వితీయ ముద్ర, శైవ మిళిత మధ్యమ ద్వితీయ, మధ్యమ వ్రేలుతో కూడి పై విధంగా ఉంటే 2వ ముద్ర. 3 తృతీయ ముద్ర, తృతీయ అంకుశకృత్యః ఇతి, అంకుశములాగా పై మొదటి ముద్ర ధరిస్తే అది 3వ ముద్ర. 4 చతుర్థ ముద్ర, ప్రాతిలోమేన పాణీ సంఘర్షయిత్వ అంగుష్ఠౌ సాగ్రిమౌ సమాధాయ తురీయ, ప్రతిలోమంగా ఎదురుబదురుగా చేతిని చేతితో బొనిపి బొటన వ్రేళ్లను చివర్లలో కలిపి కదలకుండా ధరిస్తే అది 4వ ముద్ర. 5 పంచమ ముద్ర, పరస్పరం కనియసాయిదం మధ్యమ అబద్ధే అనామకే దండిన్యౌ తర్జన్యవ ఆలింగ్యో అవస్తభ్య మధ్యమ నఖ మిళిత అంగుష్ఠౌ కనిష్ఠిక చిటికిన ను మధ్యమ వ్రేలిచే కట్టబడి అనామిక ఉంగరపు వ్రేలు ను కర్రలా చేయటము లేక మధ్యమ వ్రేలును బొటన వ్రేలు గోరుపై తాకించటము. 6 షష్ఠీ ముద్ర, స ఏవ అగ్రే అంకుశ ఆకృత్యః షష్ఠి, పై 5వ ముద్రలో మధ్యమ ఉంగరపు వ్రేలు బొటన వ్రేలులను అంకుశము వలే ఆకృతిని ధరించటము. 7 సప్తమీ ముద్ర, దక్షిణశయే వామబాహుం కృత్వా అన్యోన్యా అనామికే కనీయసి మధ్యగతే మధ్యమే తర్జని ఆక్రాంతే సరళ స్వ అంగుష్ఠౌ ఖేచరీ సప్తమి, కుడిచేతిని ఎడమ భుజముపై వేసి ఉంగరపు వ్రేళ్లను చిటికిన వ్రేళ్లపై మధ్యగతంగా ఒకదానికొకటి మధ్యగా ధరించి మధ్యమ వ్రేళ్లను ఉంగరపు వ్రేళ్లతో చుట్టబడినట్లుగా చేసి బొటన వేలులను సరళం చేయు ముద్ర ఖేచరి. 8 అష్టమీ ముద్ర, సర్వ ఊర్ధ్వే సర్వసంహృతి స్వమధ్యం అనామిక అంతరే కనీయసి పార్శ్వయోహ తర్జన్యవ అంకుశాఢ్యే యుక్త స అంగుష్ఠయోగతో అన్యోన్యం సమం అంజలిం కృత్వా అష్టమీ, 2 చేతుల యొక్క అన్ని వ్రేళ్లను పైకిగా పెట్టి అన్ని వ్రేళ్లను మడచి మధ్యవ్రేలు, ఉంగరపు వ్రేలు, ప్రక్కగా చూపుడు వేలును అంకుశము వలె సూటిగా కలిపి ఉంచి, రెండు చేతుల బొటన వ్రేళ్లను కలిపి ఉంచి పరస్పరము సమంగా దోసిలి పట్టి ఉంచటము. 9. నవమి ముద్ర: పరస్పర మధ్యమ ఆపృష్టప్యర్తిన్యావ అనామికే తర్జన్యక్రాంతే సమే మధ్యమే ఆదాయ అంగుష్ఠౌ మధ్యవర్తినౌ నవమి ప్రతిపద్యత తితి. మధ్యవ్రేలిని ఉంగరపు వ్రేలుపై ఆనించి సమమైన మధ్యవ్రేలును తీసుకొని రెండు బొటన వ్రేలులను మధ్యవర్తులముగా చేయటము 9వ ముద్ర అగుచున్నది. 10. త్రిఖండ ముద్ర: సైవయం కనీసే సమే అంతరితే అంగుష్ఠౌ సమావంతరితే కృత్వా త్రిఖండీ సంపద్యత ఇతి. అదే చిటికిన వ్రేళ్లును సమములుగా మధ్యనుండేట్లుగాను బొటన వ్రేళ్లను సమాంతరముగా చేస్తే అది త్రిఖండి ముద్ర. కామకళభూతము గురించి వ్యాఖ్యానము: పరమేశ్వరుడు, ఓ దేవతలారా, కాబట్టి ఇక ఇప్పుడు కామకళభూతము గురించి వ్యాఖ్యానించుకుంటున్నాము. హ్రీం క్లీం ఐం బ్లూమ్ సౌహ: ఈ 5 బీజాక్షరములు పంచకామ అనబడుతోంది. ఇది శ్రీచక్రమంతా వ్యాపించి వర్తించుచూ ఉన్నట్టిది. ఈ పంచకామను ఆయన్ను చిట్టచివరగా సంపుటం చేయాలి. బ్లూమ్ కారమునందు సంపుటమును వ్యాప్తించేయాలి. రెండుసార్లు ఆయన్ ద్వయమును మధ్యవర్తిచే సాధ్యమును బంధించాలి. భోజ్యప్రతము భుజపత్తిరి ఆకు పై శ్రీచక్రమును పూజించాలి. ఈ కామ కళభూతమైన శ్రీచక్రమును ఎరిగినవాడు సర్వమును ఎరిగినవాడు అవగలడు. లోకములన్నీ ఆకర్షించువాడుగుచున్నాడు. సర్వమును స్తంభింపజేయగలడు. లక్షాయుక్తము అయినట్టి ఈ చక్రము సకల లోకమును వశముగా చేయగలదు. 9 లకషలు జపం చేసినవాడు రుద్రత్వము పొందగలడు. మాతృక ఆవేష్టితము చేస్తే దిగ్విజయుడు కాగలడు. భంగాంక కుండలము చేసి అగ్నిని ఆహ్వానించి హనిస్సుతో హోమము చేస్తే సర్వము వశము కాగలదు. వర్తులము సర్క్యులర్ గా అగ్నికి హోమము సమర్పిస్తే గొప్ప శ్రేయము శ్రేయస్సు లభించగలదు. చతురస్రముగా అగ్నిగుండము నిర్మించి హోమము చేయుటచే వర్షము కురియగలదు. త్రికోణ అగ్నిగుండము చేసి హోమము చేస్తే శత్రువులు మిత్రులు కాగలరు. అట్టివారు గతిని స్తంభింపచేయగలరు. సంసారమును జయించగలరు. పువ్వులతో హోమం చేస్తే విజయము లభించగలదు. మహారసములతో హోమం చేస్తే అట్టివాడు పరమానందపూర్ణుడు, ఫుల్లీ సాటిస్ఫైడ్, హ్యాపీ కాగలడు. మహారసములు ఉప్పు, పులుపు, కారము, చేదు, ఒగరు, తీపి షట్ రసములు శ్రీచక్ర ఉపాసన విధి విధానము. ముందుగా సిద్ధి బుద్ధి సహిత మహాగణపతిని భక్తిపూర్వకంగా మనస్సులో తలుచుకుంటూ వాక్కుతో గణేశమంత్రం జపం చేస్తూ ప్రారంభాక్షరమును గ్ను చివరి అక్షరమును ను బిందుపూర్ణమును సన్ను విడివిడిగా అంగస్పర్శ చేయాలి. చేతులతో హృదయమును భుజములను చెవులను తాకుతూ కళ్లకు హద్దు కావాలి. గం గం గం ఇతి మహాగణేశ స్తుతి మంత్రము. గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానః శృణ్వన్ ఊతిభ్యః సీద సాదనం గం గణేశాయ నమః. తాత్పర్యము: ఓ విఘ్నేశ్వర, మీరు సృష్టిలోని ఇంద్రియార్థములకు నాయకుడు, గణపతి. అట్టి మీకు స్తుతి సమర్పించుచున్నాము. నవలకు నవలా రచయితవలే ఈ బ్రహ్మాండములన్నిటికీ మీరే రచయిత. సృష్టి కవిత్వమును పాలించువారు. సమస్తమునకు ముందే ఉండి సమస్తమును నడిపించు జ్యేష్ఠరాజు మీరే. బ్రహ్మము గురించిన విశేషములన్నీ వినుటకే అవి సిద్ధించుటకే అనుగ్రహించండి. ఈ విధంగా పలుకుచు ముందుగా గ నమః. ఆది తాక్షరం అంత్యబిందు పూర్ణమిత్ అనేన అంగేన పూరయేత్. మొదలు చివర కూడా మరియు బిందు పూర్ణమును అంగస్పర్శ పూర్వకంగా ఓం గం గణేశాయ నమః అని పలుకుతూ గణేశునికి రెండు చేతులు జోడించి నమస్కరించాలి. శ్రీచక్రము యొక్క క్షేత్రాధ్యక్ష ఉపాసనా మంత్రము: ఓం నమో భగవతే భస్మాంగరాగాయ ఉగ్రతేజసే హన హన దహ దహ పచ పచ మథ మథ విధ్వంసయ విధ్వంసయ హలభంజన శూలములే వ్యంజన సిద్ధిన్ కురు కురు సముద్రం పూర్వ ప్రతిష్ఠితం శోషయ శోషయ స్తంభయ స్తంభయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరదూత పరకటక పరచ్ఛేదన కర విదారయ విదారయ ఛింది ఛింది హ్రీం ఫట్ స్వాహ సమస్తమును వెలిగిస్తున్న ఓ భగవతీదేవి, ఇంద్రియ విషముల పట్ల మాకు కలుగుచున్న రాగద్వేషములను భస్మము చేయగల దేవి, గొప్ప తేజోరూపమా, మా సాంసారిక భావావేశములను హననము చేసివేయండి, చెండాడండి, దహించి వేయండి, పచనము చేసి వేయండి, మథించి వేయండి, చిలికి వేయండి, మా అజ్ఞానమును పూర్తిగా విధ్వంసము చేసివేయండి, మమ్ములను బాధించు నాగలలను విరగగొట్టి వేయండి, శూలబాధలను వ్యంజనము పుష్ అవుట్ చేసి వేయండి, మాకు మా ఆధ్యాత్మిక మార్గములలో సిద్ధి ఫుల్ఫిల్మెంట్ ప్రసాదించు మార్గము చూపండి, సంసార సముద్రము యొక్క పూర్వ ప్రతిష్టలన్నీ శోషించి వేయండి, మా యొక్క దుష్ట సాంసారిక భావనలను తాపత్రయములను స్తంభింపజేసివేయండి, మేము అనన్య భావనను సిద్ధింపచేసుకునే మార్గంలో దృశ్యము నుండి మమ్ము తాకుచున్న బాహ్య సంబంధమైన పరమంత్రములను అన్యమననములను పరయంత్రములను అడ్డుగా ఉన్న సామాగ్రిని పరదూతలను అన్యభావములను పేట్రెపే వార్తలను మమ్ములను ఛేదన బ్రెక్ అప్ చే బాధించే వ్యవహారములను తొలగించి వేయండి, చింది కోసి వేయండి. హ్రీం ఫట్ స్వాహ అని బీజాక్షరములతో నిన్ను ఉపాసిస్తున్నాము. ఈ పైన చెప్పిన బీజాక్షర మంత్ర అర్థములతో శ్రీచక్రములోని క్షేత్రపాలకుని పూజించాలి. శ్రీచక్ర కౌడకుమారిదేవి గాయత్రి మంత్రోపాసన కుళకుమారి విద్మహే మంత్రకోటి సుధీమహి తన్నః కౌడః ప్రచోదయాత్. శ్రీచక్ర మహాయంత్రములో కుళకుమారి యొక్క తత్వమును మహిమను తెలుసుకుంటూ ఆ మంత్రకోటిదేవి యొక్క మహిమను స్తుతిస్తున్నాము. అట్టి సర్వమంత్ర స్వరూపిణియగు కౌడకుమారిదేవి మా బుద్ధులను ఉత్తేజింపజేయునుగాక. ఈ విధంగా కుమారిదేవిని మంత్రముగ్ధంగా శ్రీచక్రపూర్వకంగా అర్చించాలి. ఏ సాధకుడైతే పై కౌలికుమారి గాయత్రి మంత్రమును లిఖించి అభిలిఖించి వ్రాసి పూజిస్తాడో అట్టివాడు మృత్యుపరిధులను దాటిపోయి అమృతత్వమును సిద్ధించుకోగలడు, యశస్సును పొందుతాడు, ఉత్తమమైన తాత్విక ప్రయోజనముతో కూడిన ఆయుష్మంతుడు కాగలడు, బ్రహ్మరంధ్రమును ఛేదించి తానే పరబ్రహ్మయే ఉండగలడు, బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మయే తానవగలడు. ఇతి త్రిపురాతాపిని మహోపనిషత్ తృతీయ అధ్యాయ. త్రిపురాతాపిన్యుపనిషత్ చతుర్థోపనిషత్ దేవగాయత్రి హృదయము మృత్యుంజయ విద్య దేవతలు భగవన్ మహాదేవ. దేవగాయత్రి హృదయము అని చెప్పబడే ఆధ్యాత్మిక విశేషము గురించి మాకు వ్యాఖ్యానించి చెప్పండి, అనుగ్రహించండి. ఏది త్రైపురము సర్వోత్తమము అయిన జాతవేదస సూక్తముగా వ్యాఖ్యానించబడుచున్నదో, దేనిని ఉపాసించటంచేత యోగాభ్యాసముచేత సమస్త జీవులు జన్మ మృత్యు సంసార బంధముల నుండి విముక్తులు కాగలరో, అట్టి మృత్యువును జయించు మృత్యుంజయ విద్యను బోధించండి. పరమేశ్వరుడు, ఓ సమస్త దేవతలారా, మృత్యుంజయ విద్య దేవగాయత్రి హృదయము అను పేరుగలది అగు ఆత్మవిద్యను వివరించి చెప్పుచున్నాను, వినండి. మృత్యుంజయ మంత్రము ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మా అమృతాత్ త్ర్యంబకేన అనుష్టుభేన మృత్యుంజయం దర్శయతి. త్ర్యంబక మంత్రము అనుష్టుప్ ఛందస్సు ఛందోబద్ధ మంత్రముచే మృత్యువును జయించు సిద్ధిని తప్పక పొందవచ్చును. దేవతలు కస్మాత్ త్ర్యంబకం ఇతి, త్ర్యంబకము అని ఎందుకంటున్నారు? పరమేశ్వరుడు మూడు పురములు జీవ ఈశ్వర పరమాత్మలు స్థూల సూక్ష్మ కారణదేహములు ఇహ పర పరాత్పరములు జాగ్రత్ స్వప్న సుషుప్తులు భూత వర్తమాన భవిష్యత్తులు ఇత్యాది త్రిపురములు పై త్రయీ విశేషములన్నీ కూడా స్వస్వరూపముగా కలవాడు ప్రదర్శనము చేయువాడు కాబట్టి త్ర్యంబకం అనబడుచున్నారు. దేవతలు అథ కస్మాత్ ఉచ్యత యజామహే ఇతి, ఎందుచేత ఆ మృత్యుంజయ స్వామి యగు పరమశివుని మిమ్ములను యజామహే అని స్తుతిస్తున్నారు. పరమేశ్వరుడు పరమాత్మ కూటస్థుడు, ద రూట్ ఆఫ్ ఆల్ ఫ్రోమ్ విచ్ ఎవ్రీథింగ్ స్టేమ్స్ అప్ అక్షరుడు, అనేకముగా కనిపిస్తున్న ఈ దృశ్యమంతా ఏకస్థుడే ఉన్నవాడు అనే అర్థము చెప్పటానికి యజ అని అంటున్నాము. మహే అనే ద్వో అక్షరములతో స్వామి, మీ యొక్క మహిమను స్తుతిస్తూ సేవిస్తున్నాము అని ఉద్దేశించబడుతోంది. మృత్యుంజయుడు కనుక యజామహే అను వర్ణనము సముచితమై చెప్పబడుతోంది. దేవతలు అథకస్మాత్ ఉచ్యతే సుగంధిం, సుగంధిం అని ఎందుకు పలుకబడుతోంది? పరమేశ్వరుడు సర్వతో యశం ఆప్నోతి తస్మాత్ ఉచ్యతే సుగంధిం ఇతి. ఆ పరమాత్మ యొక్క యశస్సుయే సర్వత్రా వ్యాపించినదే ఉండటం చేత సుగంధిం అనబడుతోంది. దేవతలు అథకస్మాత్ ఉచ్యతే పుష్టివర్ధనం ఇతి. పుష్టివర్ధనం అను మృత్యుంజయ మంత్రములోని శబ్దము యొక్క ఉత్తమార్థము వివరించండి. పరమేశ్వరుడు యహ సర్వాన్ లోకాన్ సృజతి, యహ సర్వాన్ లోకాన్ తారేతి, యహ సర్వాన్ లోకాన్ వ్యాప్నోతి తస్మాత్ ఉచ్యతే పుష్టివర్ధనం ఇతి. ఈ సమస్త లోకములను సృష్టించినది, సమస్త జీవులు తనను ఆశ్రయించినప్పుడు సమస్త బంధముల నుండి తరింపచేయనది, అంతేకాకుండా సమస్త లోకములుగా విస్తరిస్తూ పరిపుష్టి చేస్తున్నది ఆ పరమాత్మయే కాబట్టి పుష్టివర్ధనం అను శబ్దము మృత్యుంజయ మంత్రములో ఉపయుక్తము చేయబడినది. దేవతలు అథకస్మాత్ ఉచ్యతే ఉర్వార్కమివ బంధనాత్ మృత్యోహ ముక్షియేతి. ఉర్వార్కము వలె దోసకాయ వలె మృత్యుబంధనము నుండి ముక్తము అను ప్రయోగము యొక్క ఉద్దేశ్యము దేనిచేత చెప్పబడినది? పరమేశ్వరుడు సంలగ్నాత్ ఉర్వార్కమివ మృత్యోహ సంసార బంధనాత్ సంలగ్నత్వాత్ బద్ధత్వాత్ మోక్షీ భవతి ముక్తో భవతి. ఉర్వార్కము దోసకాయ పెద్దదై పండిపోతూ కూడా దోసతీగ నుండి తనకు తానుగా విడివడదు. ఎవరైనా కత్తిరిస్తేగాని తీగకు వేరవదు. ఓ పరమాత్మ, మేము కూడా అనేక జన్మ మృత్యువుల రూపమగు సంసారము అనే దోసతీగ నుండి దోసకాయవలే విడివడలేకపోతున్నాము. మా సాధనలు పరిపక్వమవటము లేదు. పరమశివ, మాపై జాలిపడి ఈ మృత్యురూప సంసారము నుండి దోసతీగ నుండి దోసకాయను విరిచి విడదీసినట్లుగా మమ్ములను విడదీయండి అను ప్రార్థన సూచిస్తోంది. ఈ దృశ్య వ్యవహారముతో మనస్సు వలన కలుగుచున్న సంబంధరూప బంధము తొలగిందా? ఇక అది మోక్షమే. దేవతలు అథకస్మాత్ ఉచ్యతే మామృతాత్ ఇతి. మా అమృతాత్ అని ఎందుకు మృత్యుంజయ మంత్రములో శబ్దముగా చెప్పబడుతోంది? పరమేశ్వరుడు అమృతత్వం ప్రాప్నోతి, అక్షరం ప్రాప్నోతి, నిత్యత్వం ప్రాప్నోతి, స్వయం రుద్రో భవతి. ఓ దేవతలారా, ఈ జీవుడు స్వతహగానే ఆత్మగా అమృతస్వరూపుడు, అక్షరుడు, నిత్యుడు. ఇవన్నీ రుద్రరూప లక్షణములు కాబట్టి స్వయముగా రుద్రుడే. అయితే ఈ మార్పుచేర్పులతో కూడిన సంగతి సందర్భములతో కూడిన దృశ్య వ్యవహారమంతా కూడా ఈ జీవుని యొక్క మృత్యువుకు కూడా సాక్షి అయిన అమృతస్వరూపమును ఏమరపింపజేస్తోంది. అందుచేత అమృతత్వమును మేము విడివడకుండెదముగాక అని ప్రార్థన చేయబడుతోంది. అమృతత్వము జీవుని స్వాభావికము. మార్పు విచేర్పులతో కూడి దృశ్య విషయములతో ధ్యాస వాస్తవానికి అస్వాభావికము. దేవతలు హే భగవాన్, మాకు అంతరార్థమంతా విశదీకరించి చెప్పుచున్నారు, చాలా సంతోషము. అయితే మాదొక అభ్యర్థన, కైహ మంత్రేహ స్తుత భగవతీ స్వాత్మానం దస్సేతి. అట్టి శైవ వైష్ణవ సౌర గణేశ మంత్రములను బోధించండి. ఏ ఏ మంత్రములు అనుష్ఠానముచే భగవతీ అగు త్రిపురాదేవిని దర్శించగలమో విశదీకరించండి. పరమేశ్వరుడు దేవతలారా వినండి. ఒకటి, మనము ఇప్పుడు చెప్పుకున్న త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వార్కమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ, మామృతాత్ అనే త్ర్యంబక మృత్యుంజయ మంత్రమును ఉచ్చారణ మనోశబ్ద భావన అర్థతాత్పర్య మననముల పూర్వకంగా ఉపాసన చేయటంచేత ఆ భగవతి స్వాత్మస్వరూపమే సిద్ధించగలదు. ఆ దేవదేవి పూర్వ తత్పూర్వంగా ఓమను ఏక అక్షరస్వరూపిణి అయి విరాజిల్లుచున్నది. ద్రష్ట దృశ్యార్దర్శన ఔమాగా ఉపాసించబడుగాక అదియే ఓంకారోపాసన. ఇంకా కూడా రెండు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రోపాసన చేత కూడా ఆ భగవతి యొక్క స్వానుభవము సిద్ధించగలదు. కనుక ఈ యాజుషి మంత్ర అనుష్ఠానముచే రుద్రత్వము కళ్యాణము ప్రాప్తించగలదు. అందుచేత ఓ సమస్త జీవులారా, ఈ ఓం నమశివాయ పంచాక్షరి యాజుషి మంత్రమును సద్ధార్థ మనన పూర్వకంగా ఉపాసించండి. మూడు తద్విష్ణోహ పరమం పదం. తద్విష్ణోహ పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివివ చక్షుః ఆతతం విష్ణోః విష్ణోర్యత్ పరమం పదం. ఏ విధంగా ఆకాశంలో అన్ని వైపులా సూర్యకాంతి ప్రసరిస్తూ విస్తరించి ఉన్నదో అట్టి కాంతిని జనులు సందర్శిస్తూనే ఉన్నారు. ఆ విధంగా శాస్త్ర హృదయమును అధ్యయనం చేస్తూ అర్థం చేసుకున్నట్టి విద్వాంసులు అజ్ఞానముతో యుద్ధం చేసి జయించివేసిన సూరులు విద్వాంసులు సర్వత్రా స్వాత్మ సర్వాత్మ స్వరూపమగు తత్ విష్ణు తత్వమునే సర్వత్రా దర్శిస్తూ ఉన్నారు. ఇట్లాగా దృష్టిని జ్ఞానముచే దివ్యము చేసుకుని దివ్య చక్షువులతో దర్శిస్తూ ఉండటంచేత వేరుశనగ గింజలలో అంతటా నూనె ఓతప్రోతమై ఉన్న తీరుగా చెరుకుగడ్డలో చెరుకు రసంలాగా విష్ణువే సత్స్వరూపుడే ఉనికిచే దచ్చే సర్వత్రా అనుసృతమై సర్వమునకు వ్యతిరిక్తమై వేరే వ్యాపించి ఉన్నారు లేక ఆత్మతత్వమే స్వస్వరూపమై అన్ని వైపులా ఓతప్రోతమై ఉన్నది. అట్టి సర్వత్రా వ్యాపించి ఉన్న సర్వతోముఖుడు సర్వము తన ముఖమే అయినట్టి సర్వవ్యాపక విష్ణుతత్వదర్శనమే పరమపదము. ఆకాశము వలె అంతటా విష్ణు విభవానుభవమే విష్ణుముఖ దర్శనమే పరమపదము. అట్టి విష్ణుతత్వమును సూరులు ధీశక్తిచే సర్వత్రా వీక్షిస్తూ ఉన్నారు. ప్రియజీవులారా, అట్టి సూరుల మార్గమును ఆశ్రయించండి. సూర్యో బ్రహ్మాదయో దేవాస ఇతి సదా హృదయ ఆదధతే తస్మాత్ విష్ణోః స్వరూపం వసతి తిష్ఠతి భూతేషు ఇతి వాసుదేవ ఇతి. అట్టి సమస్తము విష్ణుస్వరూపమే అనుభావన అవగాహన అనుభవములను సూరులగు బ్రహ్మ మొదలైన దేవతలు ఎల్లప్పుడూ హృదయమునందు ఆదధతే విచారణ కలిగినవారే ఉంటారు. విష్ణుస్వరూపమునందే నివసించువారే ఉంటారు. సర్వభూతజాలమునందు నిత్య నివాసుడే ఉన్నవాడే ఆ వాసుదేవుడు అని సందర్శిస్తూ ఉంటారు. వాసుదేవ మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రము ఓం నమ త్రి అక్షరాణి మూడు అక్షరములు భగవతా చత్వారి నాలుగు అక్షరములు వాసుదేవాయ పంచాక్షరాణి ఐదు అక్షరములు ఓం నమో భగవతే వాసుదేవాయ ఒకటి రెండు నాలుగు ఐదు పన్నెండు పరమ పవిత్రమగు ఈ ద్వాదశాక్షరి పన్నెండు అక్షరముల మంత్రము సర్వతత్వ స్వరూపుడగు వాసుదేవభావనతో పరమార్థంతో ఉపాసించువాడు స ఉపప్లవం తరతి. సమస్త గ్రహణ దోషముల నుండి అన్ని ఉపద్రవముల నుండి సకల భయముల నుండి తరించగలడు. అతని పట్ల సర్వ విఘ్నములు నిర్విఘ్నము కాగలవు. ఉపప్లవములు చంద్రసూర్యగ్రహణ దోషములు ఉపద్రవములు భయములు విఘ్నములు ఉల్కాపాతము మొదలైన ఉత్పాతములు అతడు పూర్ణాయుష్కుడు కాగలడు. ప్రజాపత్యము సర్వాధికారము పొందగలడు. రాయశోషము రాయల్టీ రాజసము గౌపత్యము ఇంద్రియములపై ఆధిపత్యము కలిగి ఉండగలడు. ఓం ప్రత్యగానందం ప్రణవస్వరూపం. ఓం ఏ ప్రణవస్వరూపంగా అన్య అనన్యములతో కూడిన పూర్ణస్వరూపంగా ఉపాసించబడుతోంది. ఆత్మయొక్క సచ్చిత్లతో కూడిన ఆనందస్వరూపమే ఓం. అందుచేత ప్రత్యేగానందము అని వర్ణించబడుతోంది. బ్రహ్మపురుషం బ్రహ్మము యొక్క పురుషకారమే ఇదంతా అనునది ఓం సంజ్ఞార్థము. ఓం అకార ఊకార మకార ఇతి అకేవలమగు ఆత్మ లేక కేవల స్వస్వరూపము ద అబ్సొల్యూట్ ఉ ప్రకృతి కల్పనా భావన అనుభూత స్వరూపము ఓల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ మా అనుభవి జీవుడు అని పిలువబడుచున్నవాడు ద ఎక్స్పీరియన్స అట్టియకార ఉకార మకారములు ఏకస్వరూపమే ఓం హగ్సహ శుచిషత్ వసు అంతరిక్ష సత్ హోతా వేదిషత్ అతిథ దురోణా సత్ నుషత్ వరసత్ ఋత సత్ వ్యోమ సత్ అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ ఓం అను అక్షరము దేని యొక్క సంజ్ఞయో అట్టి ఆత్మ ఏ విధంగా సర్వత్రా వేంచేసినదే ఉన్నది. హంసః శుచిషత్ ఒకే సూర్యుడు అన్ని చోట్లా కనబడుచూ ప్రకాశమానడుగుచున్న తీరుగా ఆత్మ భగవానుడు లేక విష్ణు భగవానుడు అనేక అసంఖ్యాక దేహములలో అనేక జీవచైతన్యములను ప్రదర్శించుచున్నారు. వసుః అంతరిక్ష సత్ ఒకే వాయువు అసంఖ్యాక వాయుతరంగాలుగా ఆకాశమంతా సంచరిస్తూ ఉన్న తీరుగా ఒకే ఆత్మ తాను అఖండమై ఉండియే అసంఖ్యాక జీవులలో అసంఖ్యాక మనోవృత్తులుగా ప్రదర్శనమవుతోంది. అతిథ దురోణసత్ యజ్ఞవేదికలన్నిటిలో ఒకే అగ్ని వెలుగొందుచున్న విధంగా ఒకే ఆత్మ సమస్త జీవుల బుద్ధులలో వెలుగొందుచున్నది. నుషత్ వరసత్ ఋతసత్ వ్యోమసత్ అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ మానవులందరిలో దేవతలలో ఋగ్వేద రుక్కులలో ఋగ్వేద మంగళశ్లోక స్తుతులలో సర్వత్రా ప్రదర్శనమగుచున్న ఆకాశము వలె అబ్జములలో సరస్సులలో పద్మ సమూహములలో గోవులలో యజ్ఞములో కొండలపై బృహత్తర మహత్తర సత్యమై ఆత్మయే వెలుగొందుచున్నది. హంస హంస సూర్యుడు తన యొక్క కిరణములచే సమస్తము తేజోమయము చేస్తున్న విధంగా హంస హంస అను అక్షరద్వయ పరమార్థమైన కేవల స్వస్వరూపాత్మ యొక్క తేజోపుంజములుగా ఈ దృశ్యములో కనిపించే జల గో ఉకొండ గాలి ప్రజ్ఞాభిశక్తిచే పూర్వసౌరభముగా పూర్వము ఆత్మయే అయి ఉన్నట్లుగా అభిషేకిస్తూ ఉపాసించువాడు ఆత్మాకాశ సౌర పరంధామమునందు నివాసము పొందగలడు. గణాత్ ఈశత్వము ఈ దృశ్య సంబంధమైన సమస్తము గణము ఆత్మచేతనే విస్తరించబడింది. ఎవరైతే గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్ ఓతభ్యాః సీదసాదన్ అని మనము పైన చెప్పుకున్న త్రైష్టుభము ద్రష్ట దర్శన దృశ్యముల ఏకత్వభావన తో పూర్వమార్గంగా ఏ కారణమనువుచే గణపతిని పూజిస్తూ ఉండగా గణేశత్వమును పొందగలడు. గాయత్రీ సావిత్రి సరస్వతి జపమాతృక గాయత్రీ సావిత్రి సరస్వతి మాతృకంగా చెప్పబడిన ఆత్మార్థముతో ఈ సమస్తము వ్యాప్తమై ఉన్నది. ఈ క్రింది మూలమంత్రముచే ప్రోక్తమై చెప్పబడి ఉన్నది. మూలమంత్రము ఒకటి ఐం వాగీశ్వరీ విద్మహే క్లీం కామేశ్వరీ ధీమహి సౌహ తన్నో శక్త్యః ప్రచోదయాత్. ఇది ఉదయకాలమున ఉపాసించవలసిన రెండు ప్రాతకాల గాయత్రి, మూడు మధ్యాహ్నోపాసన సావిత్రి, నాలుగు సాయంకాలోపాసన సరస్వతి, ఐదు నిరంతరము అజపాహంస మాతృక పంచాశత్ యాభే వర్ణ విగ్రహోపాసన. పంచాశత్ వర్ణ విగ్రహము యాభే అక్షరముల శబ్దతత్వముచే సమస్త భువనములు శాస్త్రములు ఛందస్సులు వ్యాప్తములే ఉన్నాయి. భగవతీ స్వరూపమే అట్టి యాభే పంచాశత్ వర్ణములుగా విస్తారితమై ఉంటున్నది. ఓ దేవతలారా, అట్టి భగవతీ దేవికి నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉంటాను. పైన చెప్పిన బీజాక్షర మంత్రమును ఆయం వాగీశ్వరి విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి సౌహ తన్నశక్త్యః ప్రచోదయాత్ పనుమంత్రములో నిత్యము త్రిపురసుందరిదేవిని ఉపాసించువాడు సర్వం పశ్యతి సర్వమును చూడగలడు సో అమృతత్వం చ గచ్చతి అమృత స్థానమునకు వెళ్లగలడు. ఇది ఎరుగుటయే ఉపనిషత్ ఇది త్రిపురాతాపిని మహోపనిషత్ చతుర్థోపనిషత్ త్రిపురాతాపిని పనిషత్ పంచమోపనిషత్ త్రైపురము. దేవతలు హే భగవాన్ పరమేశ్వర దేవాది దేవ స్వామి క్రియాకాండ విషయమై త్రిపురసుందరిదేవి నామమునందు త్రైపురము గురించి మీరు చెప్పినందుకు కృతజ్ఞులము. ఇప్పుడిక సవివరణగా పరము గురించి నిర్విశేషంగా విదౌట్ లీవింగ్ ఎనీథింగ్ చెప్పమని ప్రార్థన. పరమేశ్వరుడు దేవతలారా వినండి, జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఈ జీవుడు ప్రాపంచికంగా పొందుచున్న మూడు అవస్థలు కదా. ఈ మూడిటినీ త్రైపురములు అని కూడా పిలుస్తారు. ఈ మూడు అవస్థలు స్వయం కల్పిత సంచార పురములుగా కలిగియున్న ఈ జీవుని త్రి అవస్థల సాక్షి చైతన్యమే తురియము. అదే తురియ పురుషుని రూపము అని, జీవుని తురియ స్థానము అని, జీవుని సాక్షిమాత్ర స్వరూపము అని వర్ణితమై వివరించబడుతోంది. తురియము మాయ యొక్క అంత్యము ఆవలిది కూడా. అట్టి తురియ స్వరూపమే పరబ్రహ్మము యొక్క నిర్దిష్ట రూపము. అదే పరమ పురుషుడు కూడా. అట్టి ఈ జీవుని యొక్క తురియ స్థానమే లేక రూపమే కేవల జ్ఞానస్వరూపము నోర్ ప్రాయట్టు నునింద్ కాబట్టి, చిద్రూపము సమస్తమునకు ఆవలిది కాబట్టి పరం ఆత్మ పరమాత్మ. అట్టి తురియ స్వరూపుడగు పరమపురుషుడే లేక కేవల చిద్రూపుడే లేక పరమాత్మయే సమస్త వినటములకు శ్రోత. అందరిలో ఉండి వింటున్నవాడు పరమాత్మయే. సమస్తము ఆయన యొక్క మనన స్వరూపమే కనుక ఆయనయేమంతా. అందరి మనస్సులలో ఆలోచనలు చేస్తున్నవాడు ఆయనయే. సమస్తమునకు ద్రష్ట ఆ పరమాత్మయే. హీ ఇస్ ద పర్సీవర్ ఆఫ్ ఆల్. ద్రష్టత్వమునకు పరమాత్మ మునుముందటివాడే కనుక ఆయన ఆ ద్రష్ట కూడా. ద వన్ ప్రయర్ టు పర్సెప్షన్. సమస్తమునకు ప్రష్ట, అడుగువాడు, ప్రశ్నించువాడు, అగ్రేశ్వరుడు ఆయనయే. హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ ఎక్స్టెండింగ్ ఆస్ ఓల్ అండ్ హీ ఈజ్ ద ఇన్క్వైరీ ఆబ్జెక్టివ్ ఫోర్ ఓల్. సమస్తమునకు స్ప్రష్ట, స్పష్టీకరించుచున్నవాడు కూడా ఆ పరమాత్మయే. హీ ఈజ్ క్లారిటీ ఆఫ్ ఓల్. సమస్త ధ్వనులు ఆయన నుండే బయల్వెడలుచున్నాయి. అందుచేత ఆయనయే ఘోష్ట, ద మేకర్ ఆఫ్ ఓల్ సౌండ్. సమస్తము తెలుసుకుంటున్నది ఆ భగవానుడే కాబట్టి ఆయనయే విజ్ఞాత. హీ ఈజ్ ద నర్ ఆఫ్ ఓల్ ఈజ్. ఆయన ప్రజ్ఞాన స్వరూపుడు, సర్వము తెలియజేయవాడు కాబట్టి ప్రజ్ఞాత. ద వన్ హూ ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ నోన్. అట్టి పరమాత్మయే జనులంతా మననము చేయవలసిన మంతః పురుషః. ఆయనను తెలుసుకోవటము ఎట్లా? ప్రతివాడు తన యొక్క ఆత్మయే ఆయన అని తెలుసుకోవలసిందే. తనను తాను తెలుసుకుంటే ఆయనను తెలుసుకున్నట్లే. అట్టి పరమాత్మ యొక్క సమక్షమునందుగాని ఆయన ఎందుగాని లోకములు లేవు, అలోకములు లేవు, దేవతలు లేరు, దేవతలు కానివారు లేరు, పశవో అపశవో నా, జీవులు లేరు, జీవులు కాని వారు లేరు, తాపసులు లేరు, అతాపసులు లేరు, పౌల్కసుడు శూద్రుడు లేడు, అపౌల్కసుడు లేడు, ఎవడూ తక్కువ కాదు, విప్రుడు లేడు, విప్రుడు కానివాడు లేడు. సైతి ఏకమేవ పరంబ్రహ్మ విహ్రాజతే నిర్వాణం. ఆ పరబ్రహ్మమే తరంగ కదలికలు లేని నిశ్చలమైన గాలివలె అనేకంగా అజ్ఞాన దృష్టికి కనిపిస్తూ సర్వత్రా సర్వదా ఏకస్వరూపుడే, విహ్రాజమానుడే, ప్రకాశించువాడే, విలాసపురుషుడే ఉన్నారు. ఆయనయే నిర్వాణ స్వరూపుడు. అట్టి స్వస్వరూప సర్వస్వరూప ఆత్మపురుషుని పట్ల దేవతలు, ఋషులు, పితృదేవతలు మేలుకొని ఉన్నవారే, అనిమేషులే, కనులు మూయనివారే సర్వ విద్యల అంతిమసారముగాను లక్ష్యముగాను దర్శిస్తూ ఉంటారు. మనస్సు నిశ్చలము చంచలము ఇంకా పరమాత్మ గురించి ఈ విధంగా శ్లోకపూర్వకంగా బోధించబడుతోంది, గానం చేయబడుతోంది. ఈ మనస్సు ఎల్లప్పుడూ అనేక దృశ్య విషయ పరంపరలపై వ్రాలే దుర్వ్యసనము బాడ్ టెండెన్సీ కలిగి ఉంటోంది. అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణ. ముముక్షువు బంధవిముక్తి కోరువాడు మనస్సును నిర్విషయము చేయు అభ్యాసమును ఆశ్రయించాలి. ముక్తి యతో నిర్విషయో నామ మనసో ముక్త్యః ఇష్యతే. మనస్సును నిర్విషయంగా కలిగియుండు ధారణయే ముక్తి. ఇంతకు మించి మరొక వేరైన అర్థమేదీ ముక్తి అనబడదానికి లేదు. దేవతలు మనస్సును నిర్విషయం చేయటం గురించి మరికొంత వివరించండి. పరమేశ్వరుడు మనస్సు అనేది ఆలోచించటము ప్రారంభించిన తరువాత ఆలోచనలు యొక్క అభ్యాసరూపముచే ఏర్పడుచున్నట్టిదే. అట్టిది రెండు రీతులుగా రూపము కలిగి ఉంటోంది. కేవలము విషయాసక్తము మనస్సు యొక్క బేసిక్ ఫోర్మ్. శుద్ధమగు కేవలీ స్వరూపమగు మనస్సు, ఆక్ట్ ఆఫ్ ఎక్స్టెండింగ్, అశుద్ధముగు మనస్సు, కామ వివర్జితము కామ సంకల్ప సహితము, నిశ్చలము చంచలము జలము జల తరంగముల వలె. నిర్విషయ మనస్సు సవిషయాసక్త మనస్సు, మనస్సు నిర్విషయాసక్తి అయి ఉన్న విభాగము శుద్ధము ముక్తము. మనస్సు దృశ్య విషయముల పట్ల ఆసక్తిని అశుద్ధము బంధము అనుక్షణికంగా కలిగి ఉండటం జరుగుతూ ఉండే విభాగము. ఆత్మ సర్వదా నిత్య నిర్మలము కనుక ఆత్మకు బంధమే ఉండదు. శరీరమో అది జడము కాబట్టి శరీరానికి బంధమేముంటుంది. మరి బంధము ఎవరికి, మోక్షము ఎవరికి? శ్లోక్ మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధనం విషయాసక్త్యః ముఖేహ నిర్విషయం మనః. ఈ జీవుని యొక్క బంధనమునకు గాని లేక ముక్తికి గాని మోక్షమునకు గాని మనస్సే కారణం. అందుచేత బోధగాని చికిత్సగాని చేయవలసినది మనస్సుకే. అంతేగాని జడమాత్రమగు శరీరమునకు గాని స్వయం చైతన్యానంద స్వరూపమగు ఆత్మకు గాని కాదు. అందుచేత ముక్తి కొరకై ఒకటి నిరస్త విషయాసంగం. ఇంద్రియములకు ఎదురుగా కనిపిస్తున్న ఇంద్రియ విషయములతో స్నేహం చేస్తూ సంగము సంబంధము కల్పించుకొని విషయముల కామ సంకల్పములను కలిగి ఉన్న మనస్సును వైరాగ్య భక్తి యోగ జ్ఞాన సాధనముల సహాయంతో నిరోధించాలి. విషయముల నుండి వెనుకకు మరల్చాలి. రెండు, క్రమంగా మనస్సు తన యొక్క చాంచల్య స్వభావమును విడిచిపెట్టే విధంగా అభ్యాసములను అతి జాగరూకతతో కొనసాగించాలి. మూడు, ఆ విధంగా మనస్సు నుండి ఏదో కావాలి, పొందాలి, తొలగాలి, ఎక్కడికో పోవాలి, ఇంకేదో రావాలి మొదలైన అనేక రూపములతో కూడిన కామవాసనలను పారత్రోలి వేయాలి, దూరంగా విడిచిపెట్టివేయాలి. నాలుగు, క్రమంగా నిశ్చలమైన మనస్సును అంతటా ఆత్మనే దర్శించటము అనే ఔషధముతో హృదయమును నిశ్చలము చేసే ప్రయత్నం ఎల్లప్పుడూ నిర్వర్తిస్తూ ఉండాలి. ఐదు, అట్టి హృదయములో ఆత్మభావన రూపముగా నిశ్చలమైన మనస్సు యొక్క స్థితిని అమని లేక అమనస్కము అంటారు. అట్టి అమని మనో అతీత భావనను ఈ జీవుడు సంపాదించుకుంటూ ఉండగా అట్టి జీవుడు పరమపదము ద స్టేట్ ఆఫ్ ఆల్బియోండ్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్ పొందగలడు. సమస్తము ఆత్మ ప్రదర్శనమే అని అనుకుంటూ ఉండగా ఇక అనిపించటము సిద్ధించగలదు. ఆరు, తావదేవ నిరోద్ధవ్యం యావత్ హృదిగతం క్షయం. ఈ విధంగా హృదయములో జనించి గతించే స్వభావంగల జగత్తు అనబడేదంతా స్వస్వరూపాత్మగా నిశ్చలభావన కలిగే వరకు హృదయములో భేదదృష్టులన్నీ తొలగే వరకు హృదయము అఖండమగు ఆత్మతో ఏకం అయ్యే వరకు కొనసాగించాలి. ఆత్మభావన స్వాభావికంగా సిద్ధించిందా? ఇక ప్రయత్నములతో సాధనలతో పనిలేదు. ఏతత్ జ్ఞానం చ ధ్యానం చ. సమస్తమును ఆత్మగా భావన చేస్తూ అట్టి ఆత్మయే సహజ స్వస్వరూపముగా దర్శించు ప్రయత్నమే జ్ఞానము ధ్యానము కూడా. ఇక మిగతా గ్రంథ విశేషాలంటారా? అదంతా కూడా శేషో అన్యో గ్రంథ విస్తరః. సమస్తము స్వస్వరూపాత్మగా దర్శించు సాధన సిద్ధులే విస్తారంగా ఉపనిషత్ పురాణ ఆఖ్యాయిక వ్యాఖ్యాన ఇత్యాదుల పూర్వకంగా గ్రంథ విస్తరణగా జరుగుతోంది. ఎప్పుడైతే సమస్తము ఆత్మగా సందర్శించటము స్వాభావికము అనునిత్యము అవుతుందో అప్పుడిక చింతన లేదు, అచింతన ఉండదు. సమస్త పక్షపాతములు టెకింగ్ సైడ్ తొలగిపోయి బ్రహ్మము యొక్క అహం బ్రహ్మస్మి తత్వమసి యను మహావాక్యముల నిశ్చల స్వానుభవము సిద్ధించగలదు. యోగ భావన అందుచేత యోగి స్వరంతో ప్రారంభించి ఆ స్వరమును అస్వరము శబ్దము యొక్క జనన స్థానమగు ఆత్మ యందు లయింపజేయాలి. అప్పుడిక పరము ఆల్ బియోండ్ అండ్ ఆల్ ప్రెజెంట్ సెల్ఫ్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ అనే స్వరము సిద్ధించుకోవాలి. అట్టి అస్వరస్వర స్థానములో భావము లేదు, అభావము లేదు. అది సంయోగ వియోగములకు ఆవలిది, అతీతమైనట్టిది. తదేవ నిష్కళం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం. అదియే నిర్వికల్పము సర్వకల్పనలు లేనట్టిది నిష్కళంకము. సమస్త కళంకములు మీస్ ఆట్రిబ్యూషన్స్ తొలగినట్టిది అగు బ్రహ్మము. తద్బ్రహ్మమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే క్రమాత్. అట్టి బ్రహ్మమే నేనే ఉన్నాను అని తెలుసుకుంటూ అనుకుంటూ ఉండగా క్రమంగా బ్రహ్మమే తానే ప్రకాశించుచున్నాడు. సమస్తము అఖండమగు ఆత్మగా భావించటమే నిర్వికల్పము కూడా. అట్టి నిర్వికల్ప మనస్సును సంపాదించుకున్నవానికి ఇదంతా నా ఆత్మయే అనుభవమునకు శాస్త్రాలలో చెప్పుచున్న ఎట్టి హేతువులతో దృష్టాంతాలతో ఇక క్రమంగా అవసరమూ ఉండదు. నిర్వికల్పమనంతంచ హేతు ఉదృష్టాంతవర్జితం. ఈ దృశ్య కల్పన యొక్క మొదలు చివరలకు సంబంధమే లేనట్టి అప్రమేయమైనట్టి మనస్సు యొక్క రూపమును ఉన్మని స్వరూపమును ఎరిగిన బుద్ధుడు అప్రమేయమగు ఆత్మను ఎరిగిన జ్ఞాని ఇక దేనిచేతను బంధము పొందడు, దేనిచేతను పరిమితుడు సంబంధితుడు కాడు, దేని కొరకు దుహకించడు, ఆయా సందర్భములచే ఉత్సాహ నిరుత్సాహములకు లోనుకాడు. ఓ దేవతలారా, అఖండమగు ఆత్మయే సర్వే సర్వత్రా వేయించేసినదే ఉన్నది. అట్టి ఆత్మ యొక్క అవగాహన పొందిన తరువాత ఇక అతని పట్ల విరోధము ఏమున్నది? హూ కాన్ స్టోప్? ఉత్పత్తి అనునది లేదు, నాశనమగునది లేదు, బద్ధుడు లేడు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తి లేదు. పరమార్థంగా ఇవన్నీ శాస్త్రములు సాధన కొరకై సాధన దశలో వర్ణిస్తూ ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానము సిద్ధించుకున్నవానికి అవేమీ మొదలే లేవు. పరమార్థంగా ఇన్ ఇట్స్ ఫైనెస్ట్ అండ్ హైయెస్ట్ మీనింగ్ ఫోర్ సెన్స్ చూచేవానికి అవన్నీ లేవు అనియే తెలిసిరాగలదు. అవన్నీ శాస్త్రములు ఎందుకు కల్పిస్తూ ఉపసంహారము విత్డ్రోవల్ బోధిస్తూ ఉన్నాయో అతనికి తెలిసిపోతుంది. జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఒకదానితో మరొకటి సంబంధము లేకుండా కనబడుచూ ఉన్నప్పటికీ అవన్నీ తన అనుభవములుగా కలిగి ఉంటున్నా అవి నావైనా నేను ఒక్కటే. ఈ విధంగా జాగ్రత్ స్వప్న సుషుప్తులు నావైనా నేను గురించి ఎవడైతే సుస్పష్టపరుచుకుంటారో అట్టివాడు ఇక్కడి జనన ఈ మరణ చక్రము నుండి విడివడి పునర్జన్మరహితుడు అగుచున్నాడు. స్లో ఏకా ఏవ భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చ ఏవ దృశ్యతే జలచంద్రవత్. సమస్త జీవులలోనూ వేంచేసి యున్న ఆత్మ ఒక్కటే. అట్టి నిత్యసత్యము అమృత స్వరూపము అగు ఆత్మ సమస్త జీవులలో సమముగా వెలయిచున్నది. ఆకాశంలో చంద్రబింబము ఒక్కటే అయినప్పటికీ అనేక తటాకములలో తరంగముల కదలకలను అనుసరించి అనేక ఆకారములుగా కనబడుచున్నట్లుగా ఒకే ఆత్మ ఈ సమస్త జీవులలో అనేక రీతులుగా లౌకిక దృష్టికి కనబడుతోంది. కుండలోని ఆకాశము దృష్టాంతము. ఒకచోట ఒక కుండ ఉన్నది. అప్పుడు మనము ఒకటి కుండలోని ఆకాశము చోటు ప్లస్ అని పిలుస్తాము. కుండ పగిలితే లేక అక్కడి నుండి కుండను తొలగిస్తే అప్పుడిక ఆది కుండలోని ఆకాశము అని అనిపించుకోదు. అట్లాగే ఆత్మ శరీరమునకు చెందినది అను విధంగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా శరీరము నశించినప్పుడు ఆత్మ నశించదు. ఎవ్వడు కుండలోని ఆకాశము అంతటా ఉన్న ఆకాశము స్పెస్ ఇన్ ద పోర్ట్ అండ్ ఓల్ ప్రెజెంట్ స్పెస్ ఏకమగు రీతిగా శరీరములు అనే కుండలు పగిలిన జీవాత్మాకాశమునకు పరాకాశమునకు భేదము లేదని పరాకాశ స్వరూపమే ఈ జీవుని పట్ల సత్యమగు నిజస్వరూపమని గ్రహించువాడు పరమాత్మను ఇప్పుడే ఇక్కడే ఎరుగగలడు. బ్రహ్మము గురించి మొట్టమొదటగా శబ్దములతో చెప్పుకోవటం జరుగుతోంది. శబ్దమాయావృతో యావత్ తావత్ తిష్ఠతి పుష్కలే. అట్టి శబ్ద జాలమంతా కూడా మాయలోదే అయినప్పటికీ అట్టివారు బ్రహ్మము గురించి ఉపాసన చేస్తూ ఉండగా క్రమంగా తమస్సు ఇగ్నొరాన్స్ మిస్కన్సెప్షన్స్ తొలగుచుండగా అతడు సర్వత్రా అనేకములోని ఏకత్వమును ఆ ఏకత్వమే స్వస్వరూపముగాను దర్శించగలడు. శబ్దార్ణం అపరం బ్రహ్మ తస్మిన్ క్షీణే యత్ అక్షరం. శబ్దజాలమంతా అపర పరబ్రహ్మము ప్రొసెస్ లేవల్. శబ్దము క్రమంగా క్షీణిస్తూ శబ్దార్థ ప్రవేశము అక్షరమగు ఆత్మ యొక్క మహత్తారనుభవము సిద్ధించగలదు. ఆత్మశాంతి లభించాలంటే శబ్ద విద్యాంసుడైనవాడు అర్థము యొక్క అవగాహనతో ఆత్మస్వరూపమునందు మనోబుద్ధి ఇచ్ఛలను లయింపచేసి అక్షరస్వరూపము సిద్ధించుకోవాలి. అందుచేత ఓ దేవతలారా, ఒకటి శబ్దము, రెండు ఆ శబ్దము సూచిస్తూ ఉన్న అక్షర బ్రహ్మము, రెండు మననము చేయవలసినవే. శబ్దబ్రహ్మణి నిష్ణాత పరంబ్రహ్మ అధిగచ్చతి. శబ్దబ్రహ్మమునందు నిష్ణాతుడైనవాడు స్వయముగా పరంబ్రహ్మము స్థానము చేర్చున్నాడు. అందుచేత ఓ సమస్త జీవులారా, ఈ జీవుడు మేధావంతుడై క్రమంగా జ్ఞాన విజ్ఞాన తత్పరుడై గ్రంథ పఠనము, శాస్త్ర అధ్యయనము చేయునుగాక. అయితే గ్రంథము పఠించి ఊరుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఇంటి ఇల్లాలు ధాన్యమును దంచి పొట్టును తొలగించి అప్పుడు శేషించే బియ్యముతో వంటకు ఉపక్రమిస్తుంది కదా. అట్లాగే పలాలమివ ధాన్యార్థి త్యజేత్ గ్రంథం అశేషతః. ధాన్యపు పొట్టులాగా తాను చదువుతున్న చారిత్రక సంఘటన సందర్భములను, పాత్రల గుణదుర్గుణములను, సంబంధ బాంధవ్యములను, స్థలమహత్యములను, వ్యక్తిగత విశేషములను వదలి గ్రంథములోని ఆత్మజ్ఞాన సంబంధ విశేషాలను స్వీకరించాలి. దేవతలు, స్వామి, మరి శాస్త్ర గ్రంథములు అనేకములు ఉన్నాయి కదా. పరమేశ్వరుడు, అవును, అనేక గ్రంథములు ఉంటాయి. అయితే మాత్రం ఏమి? స్లో గవాం అనేక వర్ణానాం క్షీరస్యాపి ఏకవర్ణత క్షీరవత్ పశ్యతి జ్ఞానం లింగినస్తు గవాం యథ. ఒకాయనకు అనేక గోవులు ఉన్నాయి. అవన్నీ గోధుమ, తెలుపు, నలుపు, చారలు మొదలైన అనేక రంగులు కలిగి ఉన్నాయి. ప్రతిరోజూ ఆ యాజమాని అన్ని గోవుల వద్ద పాలు పితికి ఒక బిందెలో నింపుకుంటూ ఉంటాడు. ఆ పాలు బిందెలో పోసిన తరువాత పాలన్నీ కలిసిపోయి తెలుపుగా ఉంటాయిగాని ఆ పాలు ఏవి, ఏ రంగు ఆవువి, ఎంతెంత అనే ప్రశ్న ఏమీ ఉంటుంది. అట్లాగే ఒకడు ఆయా అనేక గ్రంథములు అధ్యయనము చేస్తూ చివరికి తెచ్చుకునేది స్వస్వరూపాత్మ యొక్క స్వాభావిక స్వరూప ఔన్నత్యముయే అయి ఉన్నది. క్షీరము, ఆత్మజ్ఞానము, అనేక ఆవులు, అనేక ఆధ్యాత్మజ్ఞానము ప్రతిపాదించే గ్రంథములు వంటివి అట్టి గ్రంథములన్నీ తెలుసుకుంటూ నిశ్చయము చేసుకోవలసింది ఏమిటి? స్లో జ్ఞాననేత్రం సమాధాయ సమహత్ పరమం పదం నిష్కళం నిశ్చలం శాంతం బ్రహ్మాహం ఇతి సంస్మరేత్ ఇతి. మహత్పదము అనే ఆత్మతత్వానుభవమునకు సంబంధించినదైన నిష్కళము, కలనము, కల్పన లేనట్టిది, నిశ్చలము, పరమశాంతము అయున్న బ్రహ్మాహం. అహం బ్రహ్మాస్మి అనుపదమును స్మరించుట కొరకే గ్రంథముల అధ్యయనము సుమ. ఎవ్వడైతే స్వస్వరూపమే అయి ఉన్న తురియ బ్రహ్మయుని జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవలిదగు కేవల స్వస్వరూపమును తెలుసుకుంటాడో అట్టివాడు అక్షరమగు ఆత్మాకాశమునందు స్థరనివాసము సిద్ధించుకుంటున్నాడు. అట్టి తురియమగు బ్రహ్మయుని స్వరూప సంబంధమైన బ్రహ్మము గురించిన విద్య కొరకే పరమాత్మను మేము సర్వదా శరణు వేడుచున్నాము. ఓ దేవతలారా, పంచభూతములగు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి మొదలైనవన్నీ కూడా ఆకాశము నుండే బయల్వెడలి ఆకాశమునందే ఉనికి కలిగి ఉండి చివరికి ఆకాశమునందే లీనమగుచున్నాయి. పాంచభౌతిక నిర్మితమైన ఈ భౌతిక దేహాలన్నీ కూడా చిత్ ఆకాశము నుండే జనించి ఆకాశమునందే చరించి ఆకాశమునందే లీనమవుతున్నాయి అని గమనించబడుగాక. ఎవడైతే ఆత్మాకాశమే భౌతికాకాశమునకు జనన స్థానము అని గమనిస్తాడో అట్టి ఆత్మాకాశము భౌతికాకాశమునకు పీఠమని, స్పర్శించబడేదంతటికి పీఠమని, తేజస్సుకు పీఠమని, అమృతమునకు, జనన మరణములకు ఆవలి స్వస్వరూపమునకు కూడా పీఠము అని గ్రహించి ఉపాసిస్తాడో అట్టివాడు అఖండాత్మ బ్రహ్మస్వరూపుడై వెలుగొందగలడు, తురీయపదమును పొందగలడు. అట్టివాడే శ్రీపీఠము, శ్రీచక్రము ఎరిగినవాడు. శ్రీకామరాజ్యమగు శ్రీచక్రములో అంతర్గతమయ్యున్న ఏకాదశ, పదకొండు భిన్నములైన పంచభూత, పంచప్రాణ, జీవాత్మ విశేషములకు ఆది, ద బిగినింగ్ పౌంట్, ఏకము, అక్షరము అగు స్వస్వరూపాత్మయే అని తెలుసుకుంటాడో, గ్రహిస్తాడో అట్టివాడు తురియ స్వరూపుడై విరాజిల్లగలడు, తురియాతీతుడై వెలుగొందగలడు. ఇతి త్రిపురతాపిని ఉపనిషత్ సమాప్త. ఓం శాంతియః శాంతియః శాంతియః.